శ్రీకృష్ణ శరణం మమ. ఈరోజు ప్రవచనంలోకి ప్రవేశిస్తున్నాం. నిన్నటి రోజున భీష్ముడు శరతల్పగతుడగుట, నిజానికి భీష్మ వధ అనడానికి లేదు, భీష్ముడి శరతల్పగతుడయ్యాడు దెబ్బతిని. శరతల్పగతుడైనప్పుడు ఏ విధంగా జరిగినదో మనం భారతంలో ఉన్నది ఉన్నట్టు వివరించుకున్నాం. ఎందుకంటే అభారతాంశములు అంటే భారతంలో లేనివి చాలా పిట్టకథలుగా కట్టుకథలుగా వ్యాపించిపోతూ ఉంటే, భారతంలో ఉన్న అసలువు చెప్తూ ఉంటే ఇదేం భారతం అనే ప్రశ్న కొందరు అజ్ఞులకు కలుగుతోంది. ఇది బాధాకరమైన అంశం. ఎందుకంటే శిఖండిని ఎదుర్కొన్నప్పుడు నేను యుద్ధం చెయ్యను అన్నాడే తప్ప శిఖండి వస్తే అస్త్ర సన్యాసం చేస్తాను అనలేదు భీష్ముడు. ఎందుకంటే నేను ప్రవచనం తర్వాత వినవచ్చిన కొన్ని సందేహాలకి వాడు ముందు సమాధానం. శిఖండిని చూస్తే అస్త్ర సన్యాసం చేస్తాను అనలేదు, శిఖండితో యుద్ధం చేయనన్నాడు. అదే శిఖండి ఎన్ని బాణములు వేసినా తాను బదులు చెప్పలేదు, యుద్ధం చేయలేదు. అదేవిధంగా శిఖండి ముందు ఉన్నది, అర్జునుడు వెనక ఉండి బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు బాణములకన్నిటికీ సమాధానం చెప్తూనే ఉన్నాడు భీష్ముడు. కొందరు అనుకుంటారు భీష్ముడు వెనక వైపు తిరిగి బాణములు వేశాడు, ఎప్పుడు నిజమైన వీరుడు అలాంటి పాడు పని చేయడండి, అది నీచమైనటువంటి పని. వెనక్కి తిరిగి బాణములు వేయలేదు భీష్ముడి, తెలుసుకోండి. కానీ ఆయన యుద్ధం ఎలా చేశాడో భారతం స్పష్టంగా వర్ణిస్తోంది. ఆయన ముందు నిలబడే యుద్ధం చేస్తున్నాడు, అక్కడ అర్జునుకు ముందుగానే ఉన్నాడు ఆయన యుద్ధం చేసేటప్పుడు. అందుకని వెనక్కి తిరిగి వెయ్యలేదు, ఇది ముందు తెలుసుకోవాల్సినది. ఎందుకంటే అభారతాంశములు విని భారతాంశం చెప్పినప్పుడు ఇది కొందరికి తృప్తి కలిగించలేదు, అది బాధాకరమైన అంశం. ఎందుకంటే అసలైన అమృతాన్ని ఆస్వాదించే సంస్కారం మనం అలవాటు చేసుకోవాలి క్రమంగా. పైగా బాణములు కొట్టినప్పుడు ఎలా కొట్టాడు అన్నది వర్ణించారు ఇక్కడ. అర్జునుడు పరంపర వర్షించాడు, 70 100 ఇలాంటి బాణములు కురిపించాడు. దాని తోడు అర్జునుని రక్షించడానికి వచ్చినటువంటి పాండవగణములన్నీ కూడా బాణములు ప్రయోగించాయి. వాటికి సమాధానం చెప్తూ ఉన్నటువంటి వాడు ఇంకా తాను రాలిపోవడానికి నిర్ణయించుకునే అప్పుడు ధనుస్సును విడిచిపెట్టాడు. అప్పటికే ఇటు అర్జునుడు మిగిలిన పాండవ వీరుడు వేసిన బాణములన్నీ ఆయన గుచ్చుకున్నాయి. చుట్టూ ఉన్నవాళ్ళు వేస్తున్నారు, ఆయన చుట్టూ తిరుగుతూ కూడా యుద్ధాన్ని చేస్తున్నాడు. కనుక అన్ని వైపుల నుంచి బాణములు తగిలాయి, ముందు వెనుక కూడా. ఇది తెలుసుకోవాల్సినది. వర్ణిస్తుంది భారతం, 2 అంగుళాల ఎడమ కూడా లేకుండా బాణములు గుచ్చుకునే శరీరం అంతా అని. దానితో పడ్డాడు మహానుభావుడు. ఆ తర్వాత దేహానికి దివ్యత్వం లభించడం ఇత్యాది అంశములన్నీ నన్ను చెప్పుకుని మననం చేసుకుందాం. తర్వాత అభిమన్యుని యొక్క వధ జరిగినది, అందులో ఉన్న ఆంతర్యాలు విశేషములన్నీ చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే అభిమన్యుడు మరణించాడో యుధిష్ఠిరుడు విలపిస్తూ ఉన్నాడు, నేను చక్రవ్యూహ భేదనం తెలియకపోవడం చేత అభిమన్యుని పంపవలసి వచ్చినది. పైగా ఎంతో ధైర్యంతో అతని వెంట మేము వెళదామనుకుంటే జయద్రథుడు మమ్మల్ని అడ్డగించాడు. ఇప్పటికీ మనకి తెలుగునాట ఉన్న మాటల్లో సైంధువుల్లో అడ్డుకున్నాడండి అని ఉన్నది. చూడండి, ప్రతిరోజు మనం మన పలుకుబడులతో మన జీవనంలో కలిసిపోయిన రామాయణ భారతాంశాన్ని స్మరించుకుంటున్నాం. సైంధువుల్లో అడ్డుకోవడం అంటే అదే, అడ్డుకున్నాడు సైంధవుడు. లేకపోయింటే మేము అభిమన్యుని కాపాడుకునేవాళ్ళం. ఇప్పుడు తిరిగి వచ్చిన కృష్ణార్జునులకు మేము ఏమి సమాధానం చెప్పుకుంటాం, ఎలా మొహం చూపిస్తాను యుధిష్ఠిరుడు బాధపడుతూ ఉంటే. అక్కడికి వ్యాసదేవుడు సాక్షాత్కరించి యుధిష్ఠిరుని ఓదార్చుతూ మృత్యువు యొక్క తత్వాన్ని చెప్తూ మహామహా చక్రవర్తులు కూడాను కేవలం కీర్తిని మిగిల్చి ధర్మబద్ధులై ఉత్తమ గతుల్ని పొందారయ్యా అని చెప్తూ, అభిమన్యుడు ఎటువంటి వాడంటే ఒక శూరుడు, కృతార్థుడు, తాను ఒక్కడే సైన్యానికి అభిముఖంగా ఉండి వేల మంది శత్రువుల్ని తాను శిక్షించి వీరుడై మరణించాడయ్యా. అలాంటి వారికి కలిగే గతులు సామాన్యము కావసుమా? అలాంటి మహావీరుడికి బ్రహ్మచర్యము, ఉత్తమ జ్ఞానము, స్వాధ్యాయము, యజ్ఞానుష్ఠానం చేసిన పుణ్యాత్ములు ఏ అక్షయ లోకాలను పొందుతారో అభిమన్యుడు అదే లోకాన్ని పొందుతాడు అలాంటి వీరుడు. పైగా విద్వాంసులు నిరంతరం పుణ్యకర్మల ద్వారా స్వర్గాన్ని పొందాలని జీవితమంతా తపస్సు చేస్తుంటారు. దానిని అభిమన్యుడు చాలా సులభంగా చేజిక్కించుకున్నాడు. పైగా అభిమన్యుడు అంటే ఎవరనుకున్నావు? అంతాత్ పునర్భావ గతో విరాజితే రాజేవ వీరోహ్యమృతాత్మరశ్మిభిః తామైందవీం ఆత్మతనుం విజోచితాం గతోభిమన్యుర్నస శోకమర్హతి. అభిమన్యుని గురించి దుఃఖించడం చాలా బాధాకరమైన అంశం. ఉత్తములైనటువంటి వాళ్ళ శరీరాన్ని త్యజించితే దుఃఖించకూడదు, అది వారిని మనం నమస్కరించుకోవాల్సినదే. ఈ మహానుభావుడు చంద్రుని యొక్క పుత్రుడు, వర్చస్సుడు అనేటువంటి వాడు. ఆయన అవతరించేటప్పుడే చంద్రుడు ఒక షరతు పెట్టాడు, ఇతడు కేవలం 16 ఏళ్ళు మాత్రమే భూమి యందు ఉంటాడు, ఆడు తర్వాత తిరిగి దివ్యమైన చంద్రలోకానికి వస్తాడు అని చెప్పాడు. ఆ కారణం చేత తాను వచ్చిన పని తొందరగా పూర్తి చేసుకుని తిరిగి దివ్యత్వాన్ని పొందాడు. ఎందుకంటే మానవోపాధులు దేవతలకు నచ్చవు. ఒక అవసరార్థం మానవోపాధి ధరించినా దానితో చేయవలసిన కర్తవ్యం చేసి తిరిగి వెళ్ళిపోయాడు చంద్రలోకానికి. తెలుసుకో, ఇక్కడ 16 ఏళ్ళు అభిమన్యునికని భారతం చెప్తోంది. కానీ నిజానికి అప్పటికి ఉత్తర గర్భవతి ఉన్నది, ఈయన 16 ఏళ్ళు అనడానికి లేదు. లెక్క కట్టి చూస్తే ఏమిటి అంటే, ఋషుల లెక్కలు ఎలా ఉంటాయంటే ఉపనయన సంస్కారం కలిగిన వారిలో ఉపనయనం నుంచి 16 ఏళ్ళు కలుపుతారండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందులో విప్రుడికైతే గర్భాష్టమనాడు అంటే 7వ ఏట ఉపనయనం చేయాలి. చాలామంది 7 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఎంత తొందరగా వీలైతే అంత చేయాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. 7 ఏళ్ళు దాటిపోయాక బేసి సంఖ్య సరి సంఖ్య చూసుకోవడం కొందరు చూస్తూ ఉంటారు, అది పిచ్చి పనండి. 7 ఏళ్ళకి చెయ్యలేకపోతే దానికి బాధపడుతూ తర్వాత వీలైనంత తొందరగా చేయాలి. గాయత్రి 14-16 ఏళ్ళ వరకు చూస్తూ ఉండుద్దుట. 14-16 ఏళ్ల లోపల కానీ ఉపనయనం చెయ్యకపోతే ఆ తల్లిదండ్రులకు పాపం వస్తుంది, గాయత్రి వంశాన్ని శపిస్తుంది అని చెప్పారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా ఉపనయనం చేసి ఫోటోలు తీసి కూర్చోకూడదు, తర్వాత చేయవలసిన సంస్కారములు సాధనలు ఉన్నాయి, ఇవి తెలుసుకోవాల్సింది. అదేవిధంగా క్షత్రియులకి 9వ ఏట చేయాలి అంటే గర్భం నుంచి నవమ శంఖ్య. రామచంద్రమూర్తికి అలాగే చేశారని వర్ణిస్తారు. అలా లెక్క కడితే 8వ ఏడు అవుతుంది. 8వ ఏడు నుంచి 16 ఏళ్ళు అంటే యుద్ధ సమయంలో మహానుభావుడికి 24 ఏళ్ళు ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది అభిమన్యునికి. ఆ విధంగా అభిమన్యుని మూర్తికి బాధపడినటువంటి యుధిష్ఠిరుని ఓదార్చాడు వ్యాసదేవుడు. ఇక్కడ షోడశ రూప చరిత్ర మనకు అద్భుతమైన ఘట్టం ఉంటుంది, ఉందని మాత్రమే మనం చెప్పుకోవడం చేస్తున్నాం. ఇక్కడ 16 చక్రవర్తుల చరిత్రను చెప్తాడు. నిజాన 16 చక్రవర్తుల చరిత్రే చాలా పాప సంహరణం. అలాంటి దివ్యమైనటువంటి చరిత్రను చెప్పి ఓదార్చి అక్కడి నుంచి వ్యాసమహానుభావుడు అంతర్ధానమైన తర్వాత అర్జునుడు కృష్ణుడు బయలుదేరతారట. సంసప్తకుల్ని సంహరించి బయలుదేరుతున్నారు. ద్రోణుడు ప్రణాళికలో అర్జున్ని రణరంగం నుంచి దూరం చేయడానికి సంసప్తకులు అనబడేటువంటి భయంకరమైన క్రూర రాక్షసగణం ఎదుర్కొన్నప్పుడు అర్జునుడు వాళ్లతో యుద్ధం చేస్తూ ఉండగా ఇక్కడ చక్రవ్యూహం లేదా పద్మవ్యూహ రచన అభిమన్యు నాశనం జరిగింది. అర్జునుడి ఇంటి జరిగేది కాదు. ఇప్పుడు అర్జునుడు తిరిగి శిబిరాల వైపు వచ్చేటప్పుడు కొన్ని అపశకునాలు కనబడ్డాయి అని చాలా బాధపడ్డాడు. కృష్ణుడితో అంటున్నాడు, ఎప్పుడు మన శిబిరములు సాయంత్రం వేళ ఉత్సాహంగా ఉంటాయి, ఇప్పుడు మంగళధ్వనులు లేవు, చాలా విషాదం అలుకున్నట్టుంది, ఏమిటయ్యి ఉంటుందో, నాకు భయం కలుగుతోంది అంటాడు అర్జునుడు. తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత ఆ సమయంలో సంధ్య వాలిందిట. ఆ సంధ్యా సమయంలో ఆ రణభూమిలోనే కృష్ణార్జునులు సంధ్యావందనం చేసుకున్నారని వర్ణించారు. భారతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆ క్షత్రియ వీరులందరూ కూడా సకాలంలో సంధ్యావందనం చేసుకున్నారు అని వర్ణిస్తుంటాడు త్రిసంధ్యలు. దీన్ని బట్టి స్వధర్మ పాలన ఎంత చక్కగా చెప్పబడుతుందో చూడండి. నిత్యము ఉషకాలంలో పూజ అగ్నిహోత్రములు ఇవన్నీ చేసుకుని యుద్ధానికి బయలుదేరేవారు అటు పాండవులు కౌరవులు కూడా. అది ధర్మనిష్ట, ఆనాడు ఉండేటువంటి అనుష్ఠాన శక్తి అది. ఆ విధంగా వాళ్ళు సంధ్యావందనాది కుర్చుములు చేసుకుని తిరిగి వచ్చేటప్పటికల్లా అభిమన్యుని యొక్క మరణ వార్త విని మూర్ఛితుడైన అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క లాలన చేత సేద తీరి భయంకరమైన ప్రతిజ్ఞ పడతాడు. రేపటి సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి వధిస్తాను. అతడే అడ్డుకుని ఇంత దుర్మార్గానికి హేతువయ్యాడు గనక ఒకవేళ అతడు చావకుండా అంటే సైంధవుడు చావకుండా సూర్యుడు అస్తమిస్తే ప్రజ్వరిల్లుతున్న అగ్నిలో ప్రవేశిస్తాను అని గట్టి ప్రతిజ్ఞ పట్టాడండి సత్యప్రతిజ్ఞుడైన అర్జునుడు. ఇది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు. పైగా ఇప్పుడు నేను చంపదలుచుకున్న శత్రువుని రాక్షసులు కానీ దేవతలు కానీ మనుష్యులు కానీ నాగులు కానీ పితరులు కానీ ఏ ఒక్కరూ రక్షించలేరు అని భీషణమైన శపథం పట్టి గాంధీవాన్ని ఒక్కసారి తిప్పి ధనుష్ఠంకారం చేశాట. ఆయన ధనుష్ఠంకారం చేయగానే కృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖనాదాన్ని చేశాడు. ఈ శంఖనాదము ధనుష్ఠంకారము కౌరులు గుండెల్లో గుబులు పుట్టించాయి. ఈ ప్రతిజ్ఞ మొత్తం వ్యాపించింది. వ్యాపించగానే జయద్రుడికి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి దుఃఖితుడై తిన్నగా దుర్యోధనుడి వద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఏదో రక్షిద్దామని చెప్పి నా ప్రాణాల మీదకి ప్రమాదం తెచ్చుకున్నాను, అర్జునుడు చంపదలుచుకున్న వాడిని ఏ ఒక్కడు రక్షించలేడు గనక నా చావు నేను చావడానికి నేను నా ఊరికి నేను వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, మా కోసం వచ్చిన ఆశ్రితుడివైన నిన్ను అలా వెళ్ళనిస్తామా, నువ్వు శరణాగతుడివి, నీకు తగిన రక్షణనిస్తాం అని తిన్నగా తీసుకువెళ్ళి ద్రోణుడి దగ్గర పెట్టాడు. ద్రోణుడు దగ్గరే అస్త్ర విద్య నేర్చుకున్నాడండి సైంధవుడు కూడా. అప్పుడు నువ్వు అర్జునుడు ఉభయులు నా దగ్గర విద్య నేర్చుకున్నప్పటికీ అర్జునుడి యొక్క ప్రత్యేకత ఆయన యొక్క అధ్యయనము శక్తి శ్రద్ధ వీటన్నిటి వల్ల మీ అందరికంటే ఆయన బలవంతుడు అయ్యాడు, అందులో సందేహం లేదు. కానీ నువ్వు దుఃఖపడకు, నేను నీకు రక్షణ ఏర్పరుస్తాను, దానికి తగ్గ వ్యూహాన్ని ఉంటుంది, అర్జునుడు కూడా ఛేదించలేని విధంగా నేను ఆ వ్యూహరచన చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ ఒక భయంకరమైన వ్యూహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది చక్రము అటువైపు పద్మము కలిపినటువంటి వ్యూహం అంట. దీని అర్ధశకట వ్యూహము చక్రశకట వ్యూహము అని పేరు దీనికి. ఈ చక్రశకట వ్యూహ రచన చేస్తాను అని ద్రోణుడు అభయమిచ్చాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నట్ట, నువ్వు శపథం చేసేటప్పుడు కొంచెం నాతో సంప్రదించాల్సింది, లేదా అన్నదమ్ములతో నేను మాట్లాడాల్సింది, రెండూ చెయ్యకుండా నువ్వు శపథాన్ని చేశావు, నువ్వు శపథం చెయ్యగానే నిన్ను ప్రోత్సహించాలి అని చెప్పి నిరుత్సాహపడకూడదని చెప్పి నేను శంఖనాదం చేశాను, కానీ నువ్వు ఇలాంటి వాగ్రూపమైన ప్రతిజ్ఞ నాతో కూడా సంప్రదించకుండా అన్నదమ్ములతో కూడా చెప్పకుండా చేయడం నాకు నచ్చలేదు సుమా. ఎందుకంటే ఒక్క రోజులో వాళ్ళని సంహరించడం సామాన్య విషయం కాదు. ద్రోణుడు వివిధములైన అస్త్రవిద్యలను పండించుకున్న మహాతపస్వి. అతడు ఎలాంటి వ్యూహం చేస్తున్నాడని అప్పుడైనా గూఢచార వ్యవస్థ వల్ల తెలుసుకోగలిగాను నేను. ఇప్పుడే అతడు వేస్తున్నటువంటి వ్యూహం, ఆ చక్ర శకట వ్యూహం సామాన్యం కాదు. మొదటి సగం శకటాకారంలో ఉంటుంది, అంటే ఒక బండి ఆకారంలో ఉంటుంది, బండి చక్రము బండి ఇత్యాదుల ఆకారంలో. లోపల ఒక పద్మాకృతి ఏర్పడుతుంది. ఈ పద్మాకృతిలో ఆ గర్భంలో కర్ణిక మధ్యలో ఆ సింధురాజు అయినటువంటి జయధృతుడిని నిలబెడతారు. అతడికి చుట్టూ కూడా భయంకరమైనటువంటి అతిరథులు మహారథులు ఉంటారు. ఈ విధంగా మొత్తం వ్యూహ ముఖంలో ద్రోణుడు ఉంటాడు. అసలు లోపలికి ఎవరికి ప్రవేశించుకుంటాడు. మొత్తం ఆ చక్రశకట వ్యూహం ఎలా ఉంటుందో మొత్తం కృష్ణపరమాత్మ వర్ణించాడు. కనుక చక్రశబ్దానికి పద్మం మనం తీసుకోవాలి, శకటం ఎలాగుంది. అందుకే దీన్ని పద్మశకటము చక్రశకటము అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి సగభాగం ఇది సగభాగం అది గనక అర్ధశకట వ్యూహం అని కూడా దీనికి మరొక నామాంతరం అన్నది. అప్పుడు అర్జునుడు అంటాడు, కృష్ణ నువ్వు నన్ను అంటున్నావు ఎందుకు శపథం చేసావు ఆలోచించకుండానని, కానీ నువ్వు నా దగ్గర ఉండగా నాకు అపజయము రాదు, అందుకు నేను జయం సాధించి తీరతాను అంటూ గొప్ప మాట చెప్తున్నాడు. ఇక్కడ సత్పురుషుల్లో వినమ్రత ఎంత సహజంగా ఉంటుందో, యజ్ఞముల్లో సంపద ఎంత సహజంగా ఉంటుందో, వేదవేత్తల్లో సత్యం ఎంత సహజంగా ఉంటుందో, నారాయణుడి దగ్గర జయం అంత సహజంగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి వేదవేత్తలు సత్యంగా ఉండాలనే సూచన కూడా ఇక్కడ కనబడుతుంది. మొత్తానికి సత్పురుషులు సహజంగా వినమ్రంగా ఉంటారు, యజ్ఞం చేస్తే సంపద తప్పకుండా లభిస్తుంది అనే మాట కూడా ఇక్కడ కనబడుతున్నది. మొత్తానికి ఎక్కడ కృష్ణుడు ఉంటే ధ్రువో నారాయణే జయః, ఇది మాట. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు, నారాయణుడు ఉన్న చోట జయం కలుగుతుంది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ సుభద్రని అభిమన్యుని ఊరడిస్తాడండి. అంతేగాని గర్భంలో ఉండగా ఏదో వ్యూహం చెప్తూ ఉంటే కృష్ణుడు మధ్యలో రావడం ఇట్లాంటి కథలేవి కూడా భారతంలో మనకు కనబడవు, ఇది తెలుసుకోవాల్సిందే. అలాగే నూనెలు రాస్తూ తొడను మర్చిపోయింది లేదో తొడక రాయడం జరగలేదు ఇలాంటి కథలు ఎక్కడి నుంచో వచ్చాయో మన ప్రమాణ గాథల్లో ఇవి కనబడవు, ఇవి తెలుసుకోవాల్సిన మరొక అంశం. మొత్తానికి సుభద్రని ఇటు ఉత్తరని ద్రౌపదిని కూడా కృష్ణ పరమాత్మ స్వయంగా ఓదార్చుతాడు. ఆ తర్వాత ఆ రాత్రి కథ సాయంత్రం వేళ శపథం పట్టారు. ఆ రాత్రి అర్జునుడు తన శిబిరంలోకి తాను ప్రవేశించినప్పుడు కృష్ణుడు కూడా లోపలికి వెళతాడు. ఇంకా ఈ రాత్రి ఉంది, మరుసటి రోజు పగలంతా ఉంది, సూర్యాస్తమయంలో జయధృతుడు మరణించాలి. ఇది సామాన్యమైన అంశం కాదు. అందుకే కృష్ణ రేపు ప్రాతకాలంలో నువ్వు మొత్తం రథాన్ని సిద్ధం చేయి, మనం బయలుదేరదాం అంటాడు. అని రాత్రి తన శిబిరంలోకి తాను వెళ్ళిన వెంటనే లోపల కృష్ణ పరమాత్మ కూడా వెళతాడండి. సంధ్యావందనాలన్నీ పూర్తి అయ్యే అప్పటికే అక్కడ కృష్ణుడు అర్జును కూర్చోపెట్టి తాను అతడు ఇద్దరు ఆచమనం చేస్తారు. అక్కడ ఆచమనం చేసి ఒక స్థండిలం అంటే అక్కడ రాతి మీద ఒక చిన్నములు లిఖించి ఆయుధాలన్నీ పెట్టి పూజ చేస్తాడట. తతస్పృష్టోదకే పార్థే వినీతా పరిచారకాః దర్శయం తోంతికో చక్రుః నైశం త్రయంబకం బలిం. నైశం ఆ నిశిలో ఆ రాత్రిపూట త్రయంబకును ఉద్దేశించి బలి చేశారు. బలి అనగా పూజ, ఇది తెలుసుకోవాల్సింది. బలి అంటే నరకడం కాదు, బలి అనగా పూజ, బలి పూజాయాం అని అర్థం కనబడుతుంది మనకి. అందుకే శివ పూజ ఆచరించారు వాళ్ళు, శివుణ్ణి పూజింపజేశారు. ఆ శివ పూజ అంతా పూర్తయిన తర్వాత పూర్తి పూజానంతరం కూడా ఆచమనం చేయాలి. ఆ ఆచమనం చేసి అర్జునుడు కృష్ణ పరమాత్మను అక్కడున్న ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి కృష్ణుని యొక్క పాదాలపై శిరస్సుపై తొడల దగ్గర పువ్వులు వేసి కృష్ణునికి ఉపహారం సమర్పించాడు. కృష్ణుడు తన పక్కన దాన్ని పెట్టుకున్నట్ట పెట్టుకుని, నువ్వు నిశ్చింతగా ఉండు, ఈ రాత్రి హాయిగా నిద్రించు, పొద్దున బయలుదేరదాం అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కృష్ణ పరమాత్మ తన శిబిరానికి వెళ్ళి, ఇక్కడ ఈ నిద్రపోతున్నాడు కానీ కృష్ణ పరమాత్మ తిన్నక తన శిబిరానికి వెళ్ళి ఒక్కసారిగా పద్మాసనం వేసుకుని యోగ మార్గంలో సమాధి స్థితిని పొందేట. ఆ సమాధి స్థితిని పొంది ఆయన ఏం చేస్తున్నాడు అనేది లోకానికి తెలియవలసిందే. ఆ విధంగా కొంతసేపు ధ్యానం చేసి తర్వాత దారుకుడితో చెప్తూ ఉన్నాడు. అర్జునుడు అనితర సాధ్యమైన ప్రతిజ్ఞ చేశాడు. అది సాధించడం అంత తేలిక కాదు, అందుకు నేను రేపు దానికోసం ఏ విధంగానైనా ప్రయత్నించి అర్జునుడి చేసి సాధింపజేయాలి, అది నా బాధ్యత. కాబట్టి నువ్వు రేపు పొద్దుటికల్లా గుర్రములవన్నీ ఏర్పాటు చేయు అని కృష్ణుడు అటు తర్వాత తాను ఆ రాత్రంతా ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ హాయిగా నిద్రపోతున్నాడు అర్జునుడు. నిద్రపోతున్న అర్జునుకు ఆశ్చర్యకరమైన అంశం జరిగిందండి. ఎప్పుడైతే అర్జునుడు నిద్రకు ఎలా ఉపక్రమించాడు అంటే, తాను ఇదివరకు ప్రతిస్మృతి అనే విద్యతో తపస్సు చేశాడు గుర్తుందా? అప్పటిది ఇప్పటిదాకా అరణ్య పర్వంలో వ్యాసులు గారు ఉపదేశించిన ప్రతిస్మృతి విద్య శివమంత్రములు. శివమంత్రములు జపం చేసుకుంటూ పడుకున్నట్టండి. ఎప్పుడైనా నిద్రించేట సమయంలో భగవన్ నామము కానీ గురువులు ఉపదేశించిన మంత్రం కానీ మౌనంగా జపిస్తూ పడుకుంటే మళ్ళీ మన నిద్ర లేచేటప్పుడు కూడా ఆ జపమే చేసినట్లయితే నిద్రాకాలం అంతా కూడా అనుష్ఠాన కాలంగా లెక్కబడుతుంది అని రామకృష్ణ పరమహంస చెప్తారు. మొత్తానికి ఆ విధంగా అతడు నిద్రకు ఉపక్రమించాడు. అది కూడా మంత్రము జపం చేసుకుంటూ స్మరించుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగిందిట. కృష్ణ పరమాత్మ శిబిరంకి వచ్చాడు. ఇది స్వప్నం అనుకుందాం, ఎందుకంటే నిద్రపోయిన తర్వాత శిబిరంలోకి ప్రవేశించాడు. శిబిరంలోకి ప్రవేశించి, నువ్వు ఎంత పనిచేసేవయ్యా, అందరి చేత రక్షింపబడుతున్న సైంధవుణ్ణి అసలు పట్టుకోగలమా, పైగా ఒక్కరోజులో, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా అని చెప్తూ, నీ మేలు కోరి నేను ఒక పని చేస్తున్నాను, నువ్వు ఒకప్పుడు పాశుపతం అనే పరమమైన అస్త్రాన్ని నువ్వు సంపాదించావు శివానుగ్రహం చేత, అది పరమేశ్వరుడిది, అది పరమేశ్వరుడు దానితోనే అనేక దైత్యుల్ని వధించాడు, నీపై దయతో దాన్ని అనుగ్రహించాడు, నువ్వు ఒక్కసారి ఆ శివుని ధ్యానించు అని చెప్పగానే అప్పుడు కృష్ణుని ప్రక్కన కూర్చుని అర్జునుడి ధ్యానంలోకి వెళ్ళగానే అర్జునుడిని తర్వాత ఒక్కసారి లేపి చెయ్యి పట్టుకుని కృష్ణుడు తీసుకువెళ్ళిపోతున్నట్టు ఎక్కడికి, ఆశ్చర్యకరం. వాళ్ళ నడక ఎలా సాగుతుందంటే గగన మార్గంలోంచి సాగుతారు. ఆ వెళుతున్నప్పుడు వివిధములైనటువంటి పర్వతములు, నగరములు, పల్లెలు కనబడుతున్నాయి. అలా గగన మార్గంలోంచి అనగా ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, స్వప్నమా ఇది తెలుసుకోవాలి. అక్కడ ఒక్కొక్కప్పుడు నిద్రలో దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, నిద్దట్లోనైనా సరే భగవద్ అనుభూతులు కనబడితే అది స్వప్నం అనుకోవద్దు, అది సాక్షాత్కారమే అని చెప్పారు. ఎందుకంటే అది సూక్ష్మ భూమిక తెరచుకుంటుంది మనకు ఆ సమయంలో. అందుకు కొన్ని కొన్ని సూక్ష్మ భూమికల్లో జరుగుతుంటాయి. స్థూల దేహానికి అది తెలియదు, సూక్ష్మదేహంకి అది తెలుస్తుంటుంది. ఆ సూక్ష్మ భూమికలో జరుగుతున్నదాన్ని మనం స్వప్నం అనుకుంటాం. యోగులు ధ్యాన స్థితిలో దాన్ని పొందుతూ ఉంటారు. ఇతరులు భగవద్ అనుగ్రహాదులు కలిగినప్పుడు ఆ స్వప్నము లాంటి సూక్ష్మ భూమికలో భగవద్ అనుభూతి లభిస్తుంది. కనుక ఇక్కడ నిజానికి స్వప్నం అనడానికి లేదు, అర్జునుడి యొక్క సూక్ష్మ శరీరాన్ని లేపి తీసుకువెళుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే స్థూలదేహంతో రాత్రికి రాత్రి కైలాసానికి వెళ్ళడం సాధ్యం కాదు, సూక్ష్మదేహానికి యోగ మార్గంలో అది సాధ్యమవుతుంది. అసలు ప్రధాన వస్తువు సూక్ష్మదేహమేగా, అందుకే సూక్ష్మదేహాన్ని పట్టుకుని తీసుకువెళుతున్నాడు. పైగా కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నట్టండి, అంటే తాను నడవలేడు, ఆయన నడిపిస్తున్నాడు, అది తెలుసుకోవాల్సినది. ఆ వెళుతున్నప్పుడు గగన మార్గం నుంచి వెళుతూ ఉంటే వివిధములైన పర్వతములు, నగరములు దర్శనమిస్తున్నాయి. క్రమంగా హిమవత్ పర్వత శ్రేణిలోకి ప్రవేశించారు. దివ్య శిఖరములు ఎన్నో గోచరిస్తున్నాయి. అక్కడ అశ్వశిర శిఖరము, అధర్వణముని యొక్క ఆశ్రమము, పుషదంశ పర్వతము, అప్సరసలతో కిన్నరలతో నిండినటువంటి మందర పర్వతము, వీటన్నిటిని చూస్తూ ఉండగా క్రమక్రమంగా వీటన్నిటికంటే విశేషంగా మహోజ్వలంగా గ్రహ నక్షత్రాదులు, చంద్రసూర్యాగ్నులన్నీ ఒకే చోట ఉన్నాయా అన్నంత కాంతితో మెరిసిపోతున్న ఒక పర్వతము గోచరించింది. ఆ పర్వతం పైకి చెయ్యి పట్టుకుని అర్జునుడిని దింపెట్టండి పర్వత శిఖరం మీదకి. అక్కడ దిగారు, అంతవరకు అన్నిటి చూశారు. ఈ పర్వతం చాలా అద్భుతంగా ఉంది, సువర్ణ కాంతులతో తేజరిల్లుతున్నది. ఆ పర్వతంపై రమ్యమైన కల్పవృక్షము, ఆ కల్పవృక్షపు నీడలో ఉన్నతమైన సింహాసనము, దానిపై కూర్చుని ఒక మహాత్ముని దర్శనం జరిగింది ఈ మహానుభావులకి. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే, సమాసాధ్యతు తం శైలం శైలాగ్రే సమవస్థితం తపోనిత్యం మహాత్మానం అపశ్యత్ వృషభధ్వజం. అక్కడ గోచరించిన వాడు సాక్షాత్ పరమేశ్వరుడు, సాంబశివుడు గోచరించాడు. తపోభంగిములో ఉన్నటువంటి సాంబశివుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుని చేత దర్శింపజేస్తున్నాడు. తాను దర్శిస్తూ, సహస్రమివ సూర్యాణాం దీప్యమానం స్వతేజసా సూలీనం జటిలం గౌరం వల్కలాజిన వాససం. వేల కొందది సూర్యులు ఒక్కచోట ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నది స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము. శూలము దాల్చినటువంటి వాడు, జటాధరుడు, తెల్లని కాంతులతో మెరిసిపోతున్నటువంటి వాడు, చర్మాంబరము ధరించినటువంటి వాడు, పార్వత్యా సహితం దేవం విచిత్రాంగం మహోజసం, విచిత్రమైన శరీరంతో అద్భుతమైనటువంటి ఓజస్సుతో గోచరిస్తున్నాడు. మహాబలస్వరూపముగా కనిపిస్తున్నాడు. పార్వతీదేవితో కూడినటువంటి ఆ స్వరూపము, ఆయన చుట్టూ కూడా ఋషులు, దేవతలు, గంధర్వులు, ఇత్యాదులందరూ స్వామిని స్తుతిస్తున్నారు. అప్సరసలు, గంధర్వులు మొదలైన వారు స్వామిని ఆనందింపజేయడానికి గీత వాదిత్ర సన్నాదైర్ హాస్య లాస్య సమన్వితం వల్గీతా స్ఫోటితోత్కృష్టై పుణ్యైర్ గంధైశ్చ సేవితం. అంతేకాదు మొత్తం ఒక అద్భుతమైన పరిమళము అలముకుందిట కైలాస శిఖరంపై. స్థూయమానం స్థవై దివ్యై ఋషి ఋషిభి బ్రహ్మవాదిభి గోప్తారం సర్వభూతానాం. ఎవడయ్యా అతడు అంటే సర్వభూతములకు సంరక్షకుడైన పరమేశ్వరుడు. గోప్తారం సర్వభూతానాం విశ్వాసధరం అచ్యుతం. ఇక్కడ శివుణ్ణే అచ్యుతం అన్నారండి. భారతం యొక్క చమత్కారం అది. అందుకే శాశ్వత ఘం శివమచ్యుతం అని అంటున్నాం. అచ్యుతుడు శివుడు ఒకటైన ధ్వని ఇక్కడ కనిపిస్తున్నది. లోకాదిం విశ్వకర్మాణం అజమీశానం అవ్యయం. ఆ స్వరూపాన్ని చూడగానే కృష్ణార్జునులకు ఒళ్ళు పులకించింది. కృష్ణ పరమాత్మ రెండు చేతులు దోజిలించి శిరస్సు వంచి కృష్ణుడికి నమస్కరిస్తూ ఉన్నాడు, మన శివునికి నమస్కరిస్తున్నాడు. ప్రక్కనే అర్జునుడు కూడా కృష్ణుడిని అనుసరించి పులకిత గాత్రుడై పరమేశ్వరుని నమస్కరిస్తున్నాడు. లోకాదిం, ఆ పరమేశ్వరుడు లోకాదిం విశ్వకర్మాణం అజం ఈశానమవ్యయం. ఇక్కడ కృష్ణుడు అంటున్న మాటలు, లోకములకు ఆదివైన వాడు, విశ్వమునంతటి నడుపువాడు, జన్మరహితుడు, ఈశానుడు, అవ్యయుడు, మనస పరమం యోనిం ఖం వాయుం జ్యోతిషాం నిధిం. ఆకాశము, వాయువు, పంచభూతములు ఎవరి స్వరూపమో, సమస్త జ్యోతిష్యులకు ఎవడి నిధానమో ఆయన. అంతేకాదు సర్వయోగములకు ఆయన స్థానము. యోగానంచ పరంధామ హృష్టం బ్రహ్మవిదాం నిధి. బ్రహ్మవేత్తలకు ఆయన నిధి వంటి వాడు. చరాచరస్య స్రష్టారం ప్రతిహర్తారమే వచ సర్వ జగత్తును సృష్టించి పాలించి లయింపజేసే పరమేశ్వరుడు. వవందేతం తదా కృష్ణో వాంగ్మనోబుద్ధి కర్మభి. కృష్ణుడు ఎలా నమస్కరించాడయ్యా శివుని అంటే, వాంగ్మనోబుద్ధి కర్మభి, మాటతో, మనస్సుతో, బుద్ధితో, చేతులతో, చేతలతో నమస్కరించాడు. నమస్కరించగానే స్వామి మందహాసం చేసి పలకరించాడు. కృష్ణ, నీ దర్శనంతో నాకు చాలా సంతోషంగా, తృప్తిగా ఉన్నది. నువ్వు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చావో చెప్పు, మీకు నా స్వాగత వచనములు పలుకుతున్నాం. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు కనుక మీ శ్రమ దూరమగుగాక. మీ కోరిక ఏమిటో చెప్పండి, మీకు ఏది మేలో అది నేను తప్పకుండా చేస్తాను అంటే కృష్ణార్జునులు ఉభయులు కలిసి శివుని స్తుతిస్తారు. ఆ స్తుతించడం ఎలాగంటే, జానుభ్యామవనింగత, మోకాళ్ళు నేల మీద ఉండేటట్టు చేసి తల వంచి రెండు చేతులు తల దగ్గర పెట్టి తల వంచుకుని ఇద్దరు ఉభయులు కూడా నమస్కారం చేస్తున్నారు. ఇదొక అద్భుతమైన స్తోత్రం ఇక్కడ కనబడుతుంది. ఇది పారాయణ యోగ్యమైన దివ్య స్తోత్రం. నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్య ముగ్రాయ చ కపర్దినే మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే ఈశానాయ మఖఘ్నాయ నమో స్వంధక ఘాతిని. ఇలా పెద్ద స్తోత్రం ఉన్నది. ఒక రెండు శ్లోకాలు మనం ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. ఈ విధంగా నమస్కార బాహుళ్యంతో శివుని స్తుతించిన తర్వాత శివుడు అప్పుడు అనుగ్రహిస్తూ, మీకు కావలసినది ఇక్కడున్న అమృత సరస్సు ఉన్నది, అమృత సరస్సు వద్దకు వెళ్ళి నమస్కారం చేయండి అని. దేవతలకు అది అమృత సరస్సు, మానవులకు అది మానస సరస్సు అది తెలుసుకోవాల్సినది. ఇక్కడ ఆ అమృత సరస్సు అక్కడ ఉన్నది, దాని ముందు మీరు నిలబడితే అందులో పాశుపతాస్త్రం గోచరిస్తుంది, దానికి మీరు నమస్కారం చేసి సంపాదించుకోండి అని ఎప్పుడైతే పరమేశ్వరుడు చెప్పాడో, ఆ సరస్సుకు ముందు నిలబడి ఉభయలు చూస్తూ ఉంటే ఆ సరస్సు లోపల ఒక భయంకరమైన సర్పం గోచరించింది. 1000 పడగలతో, బంగారు కాంతులతో, నిప్పులు ఉమ్ముస్తున్నటువంటి పడగలతో ఒక మహాసర్పము, దాని ప్రక్కనే మరొక సర్పము. ఈ రెండు సర్పాలను చూశారట. ఎప్పుడైతే సర్పాకృతులుగా కనబడ్డాయో, ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఒక శక్తి భయంకరంగా కనబడితే అది శివుని యొక్క ఘోర శక్తి అని తెలుసుకుని శివ అని దండం పెడితేట ఆ ఘోరం వెంటనే అఘోరంగా మారిపోతుందండి. ఇది ఒక పెద్ద రహస్యం. అందుకే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, నమస్తే అస్త్వాయుధాయ. స్వామి యొక్క ఆయుధములకు నమస్కారం చేశారు కదా, ధన్వనే, ధనువు ధరించిన స్వామివారికి నమస్కారము, ధనుస్సుకు నమస్కారం. అందుకే దివ్యమైన ధనుస్సును చూడగానే మళ్ళీ ఉభయులు ఆ సరస్సు ముందు మళ్ళీ జానుభ్యామవరింగత ఆ విధంగా నమస్కార భంగిమలు ఉంటూ దివ్యమైనటువంటి వేదముల్లో చెప్పబడ్డ రుద్ర నమక మంత్రములను చదివేట. ఇక్కడ గృణంతౌ వేద విద్వాంసౌ తద్బ్రహ్మశతరుద్రియం అప్రమేయం ప్రణమతో గత్వా సర్వాత్మనా భవం. సర్వాత్మనా శివుని శరణు వేడుతూ వేద విద్వాంసులైన కృష్ణార్జునులు నమక మంత్రములను అనగా శతరుద్రియమును చదివారు. శతరుద్రియము చదివిన వెంటనే అంత సర్పాకారములతో భయంకరముగా ఉన్నటువంటి ఆ రెండు సర్పములు కూడా ఒక్కసారి ఒకటి అస్త్రముగా, అంటే ఒకటి ధనువుగా, ఒకటి బాణముగా మారిపోయేటండి రెండు కూడా. అది చూస్తూ నమస్కరించగానే చేతుకొచ్చాయి రెండు కూడా. ఆ రెండింటిని అర్జునుడు స్వీకరించి మళ్ళీ శివుని వద్దకు వెళ్ళి ఆయన దగ్గర పెట్టేట. చూడండి ఎంత అద్భుతమైన అంశము. శివుడు మందహాసం చేస్తున్నాడు, శివుడు నుంచి మరొక రూపం వెలుకొచ్చింది. ఆ వచ్చినవాడు కూడా ఎర్రని జడలతో, మూడు నేత్రములతో, అద్భుతమైన సుందరాకృతితో తేజరిల్లుతూ ఆ ధనస్సుని బాణాన్ని తీసుకుని ఇలా రా అర్జున అని పిలిచాట. పిలిచి ఈ ధనస్సుని ఇలా పట్టుకోవాలి, బాణాన్ని ఇలా పట్టుకోవాలి, మంత్రాన్ని ఇలా చెప్పాలని మళ్ళీ మంత్రం చెప్తున్నాడు. ఏనాడో ఉపదేశించిన పాశుపతాస్త్రాన్ని మళ్ళీ తన నోటితో తాను చెప్తూ ఆ ధనుర్బాణములు అర్జునునికి అందిస్తూ ఉండగా ఒక్కసారిగా పుణ్యలోక సూక్ష్మలోకాల నుంచి మళ్ళీ నిద్రిస్తున్నటువంటి డేరాలో అర్జునుడు మేల్కొన్నట్ట. ఏమిటి ఆశ్చర్యకరమైన దృశ్యము! ఇది స్వప్నమా సత్యమా? జరిగినది మొత్తానికి నాకు శివానుగ్రహం లభించింది కృష్ణుని దయవలన అనుకున్నాడు. ఆనాడు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రాన్ని రేపటి రోజు జయద్రథ వధ కోసం మరొక్కసారి పరమేశ్వరుడు నోట విన్నాడు. పరమేశ్వరుడు స్వయంగా అనుగ్రహించాడు. నిజానికి పాశుపతాస్త్రం అర్జునుడు ప్రయోగించలేదండి యుద్ధంలో, ఇది తెలుసుకోవాల్సింది. కానీ పాశుపతాస్త్రం పరమేశ్వరుని నోట పలుకుతూ ఉంటే విన్నాడు. పరమేశ్వరుడు చేత్తో ఇచ్చినటువంటి దృశ్యం తాను స్వయంగా అనుభవించాడు. ఈ రెండూ కూడా తర్వాత యుద్ధములన్నింటిలోనూ అర్జునుడికి రక్ష, అది తెలుసుకోవాల్సింది. అస్త్రం ప్రయోగిస్తాడా లేదా అని కాదు, అస్త్రము ద్వారా వచ్చిన మంత్రశక్తి శివుని అనుగ్రహం ఉన్నదే, అది చాలా ప్రధానమైనది. అందుకే కృష్ణుడు ఎందుకు నువ్వు ఇంత ప్రతిజ్ఞ చేయకుండా ఉండవలసింది అని చెప్పిన కృష్ణుడు అప్పటికప్పుడు ఆలోచించి, ఈ రాత్రికి రాత్రి శివానుగ్రహం లభిస్తే కానీ రేపు ఆ భయంకరమైన వ్యూహాన్ని ఛేదించడం కాదు అని చెప్పి తాను స్వయంగా తీసుకువెళ్ళి శివానుగ్రహం పొందించి తెచ్చాడండి. ఇది తెలుసుకోవాల్సింది అద్భుతమైన సన్నివేశం. ఇది ప్రాతకాలం నిద్ర లేవగానే అప్పటికి కృష్ణుడు వచ్చాడు రథం సిద్ధం చేసుకుని. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, ఏమి నిద్ర సుఖంగా పట్టిందా అని. స్వామి నువ్వు నీ లీలలు వర్ణించవలసినదా, నీ అనుగ్రహం నాకు బాగా లభించిందని తనకు లభించిన స్వప్న వృత్తాంతాన్ని ఇక్కడ వివరించి చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత అర్జునుడు యుధిష్ఠిరుడు పూజాతకములు చేసి వాసుదేవిని ఆ రోజు ప్రత్యేకంగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేసి, నీ అనుగ్రహం చేతనే మేము ఇప్పటి వరకు దివ్యమైన వధలన్నీ పొందేమయ్యా, ఇప్పుడు నీ అనుగ్రహంతోనే తన యొక్క ప్రతిజ్ఞని సత్యం చేసుకోవాలి, నాకు దిగులుగానే ఉందన్నాడు యుధిష్ఠిరుడు, బయలుదేరాలి అనగానే తాను ఆశీర్వదిస్తూ తప్పకుండా ఇతడు విజయం సాధించి వస్తాడు అని చెప్తూ ఉండగా అర్జునుడు యుయుధానుని పిలిచాడు. యుయుధానుడు అంటే సాత్విక యొక్క మరొక పేరు. నిజానికి ధర్మరాజుని ఎలాగైనా బంధిస్తాను, అర్జునుడి దగ్గర లేకపోతేనే ప్రతిజ్ఞ పెట్టాడు ద్రోణుడు, ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు, ఆ వ్యూహాన్ని ఛేదించాలి, జయద్రథుని వధించాలి. ఈ సమయంలో ఆ ద్రోణుడు యుధిష్ఠిరుని బంధించవచ్చు. కాబట్టి సాత్యకి నువ్వు ఎప్పుడూ రక్షగా ఉండు సుమా, ఎందుకంటే నీ పరాక్రమం ఎటువంటిదో నాకు తెలుసు, నువ్వు కృష్ణుడు అంతటి వాడువని నా భావం, అందుకు నువ్వు ఎప్పుడూ ఈయన ప్రక్కన ఉండు. నాకేం పర్వాలేదు, నేను వాసుదేవుడితో ఉంటున్నాను కనుక నాకేం పర్వాలేదు, నువ్వు మాత్రం ధర్మరాజుకి రక్షగా ఉండు అని చెప్పి బయలుదేరాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చక్రశకట వ్యూహం వైపు రథం కదులుతూ ఉన్నదండి. ఆ కదులుతూ ఉండగా పంచజన్య శంఖారావం కృష్ణుడు పలికిస్తూ ఉండగా, దేవదత్త శంఖాన్ని అర్జునుడు మ్రోగిస్తూ ఉండగా శ్వేతాశ్వములు కదిలిస్తూ దివ్యమైనటువంటి పార్థసారథి రథం కదులుతూ ఉన్నది. ఆ చక్రశకట వ్యూహాలకు వెళుతూ ఉంటే ముందుగా వ్యూహం ముఖంలో ఉన్నాడు ద్రోణుడు. ఈ శకట వ్యూహంలోని అగ్రభాగంలో నిలిచి ఉన్నాడు. లోపల కర్ణకృపాది సమూహం మధ్యంలో జయద్రథుడు కాపాడబడుతున్నాడు. అతడి రథం అక్కడ ఉన్న జయద్రథుడి రథం ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తున్నాడో ఆ సమయంలో ఇక్కడ పాండవులు కూడా వాళ్ళ వ్యూహరచన వాళ్ళు చేసి సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసే బయలుదేరారు కదా యుద్ధానికి. ఆ తర్వాత వ్యూహంలో మొట్టమొదట గజబలాన్ని వేసుకుని దుర్మర్శనుడు అనేటువంటి ఒక రాజు నిలబడ్డాట. వీడు కౌరవసేనకు చెందినటువంటి వాడు. ఆ దుర్మర్శనుడు గజసేన. ఈ గజసేన సామాన్యం కాదండి, సింధు దేశంలో గజములు గొప్పగా ఉంటాయని చెప్తారు. ఆ సైంధవమైనటువంటి అశ్వములు గజములు అవి ఉన్నాయట. ముందుకే మన అశ్వాలకి సింధురములు అని పేరు, ఏనుగులకి కనబడుతుంది, అశ్వములకు కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడ, అందుకు సైంధవము అని అశ్వానికి పేరు. అలాగే సింధురవ్రజసేవిత అన్నప్పుడు గుర్రముల ప్రకారం మన ఏనుగుల ప్రకారం కూడా చెప్తూ ఉన్నారు. అందుకు అక్కడ ఉన్నటువంటి సింధు దేశానికి సంబంధించిన గజసేనలు అశ్వసేనలు, వీటితో దుర్మర్శనుడు ఉన్నాడు. వాడికి అసలు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ గుర్రాల వల్ల, ఏనుగుల వల్ల. ఆ ధైర్యం తక్కడ నిలబడి, ఓ సవ్యసాచి నువ్వు నన్ను జయిస్తే కానీ లోపలికి వెళ్ళలేవు అన్నట్టు వాడు ముందు నిలబడ్డాడు వ్యూహానికి అంతరికి కూడా వచ్చి ఈ గజములతో అశ్వములతో. ఎప్పుడైతే దుర్మర్శనుడు అలా అన్నాడు, ఆ దుర్మర్శన్ని చాలా అలవోకగా హింసించి మొత్తం అశ్వముల్ని గజముల్ని చెల్లా చెదురు చేసి అర్జునుడు లోపలికి ప్రవేశిస్తున్నాడు. దానితో ఎక్కడి వారు అక్కడ తమ యొక్క బలాలను విడిచిపెట్టి పరిగెడుతున్నట్టు, అశ్వాన్ని గుర్రాలను విడిచిపెట్టి ఆ యోధులందరూ అటు ఇటు చెల్లా చెదిరైపోతున్నారు. చిత్రం ఏంటంటే దుశ్శాసనుడు ఆ తర్వాత వచ్చి ఎదుర్కొన్నాడు అర్జునుడిని. అప్పుడు దుశ్శాసనుడిపై అర్జునుడు చూపించినటువంటి పరాక్రమంతో దుశ్శాసనుడు ఒక్కసారి భయపడి ద్రోణిని శరణ వేడుతూ ఆ శకట వ్యూహం లోపలికి వెళ్ళిపెట్టాయన ద్రోణుని వద్దకు. ఇలా వెళ్ళగానే ఇంకా తర్వాత ఉన్నటువంటి ద్రోణుడు, ఆ ద్రోణుడు తన యొక్క సేనలతో నిలబడి ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా కృష్ణుడికి ఒక నమస్కారం చేసి ద్రోణునికి ఒక నమస్కారం చేసి, ఓ విప్రోత్తమ నాకు శుభం కలిగేలా మీరు దీవించండి అన్నట్టు. ఆచార్యుడు కదా, అందుకు మీరు దీవించండి. దుర్భేద్యమైనటువంటి వ్యూహంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నా గురువు వంటి వారు, తండ్రి వంటి వారు. అంతేకాదు కృష్ణుడికి నేను ఎంత ప్రీతో, కృష్ణుడు నాకు ఎంత శ్రేయోభిలాషో, అలాంటి శ్రేయోభిలాష మీరు. అందుకే నేను సత్యం చెప్తున్నాను, అశ్వత్థామని మీరు ఎలా రక్షించుకుంటారో నన్ను కూడా అలాగే రక్షించాలి గనక నన్ను అనుగ్రహించండి అన్నట్టండి. వినయంగా మాట్లాడాడంతే. వెంటనే ఓ బీభత్స అని పలికాడు ద్రోణుడు. నువ్వు నన్ను గెలవకుండా జయధృతుని దగ్గరికి వెళ్ళలేవు, కనుక ముందు నాతో యుద్ధం చేయి అన్నాడు. ఇక్కడ ద్రోణుడు గురువు అనే దయ్యతో మృదువైన యుద్ధం చేసేటండి, కానీ శిష్యుడనే వాత్సల్యం చూపించకుండా తాను సంపూర్ణంగా దుర్యోధనుడి తరపున యుద్ధం చేస్తున్నానని భీకరమైన బాణాల ప్రయోగం చేశాడు. ఆ బాణ ప్రయోగంలో సారథికి కూడా దెబ్బలు తగిలే, ఈయనకి తగిలేట. వెంటనే అర్జునుడు ఇంక ఉపేక్షించరాదని తన మేటి విల్లు ఒకటి తీసుకుని ఎక్కుపెట్టి ఆచార్యుని మించిన పరాక్రమాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ద్రోణునికి అర్జునునికి మధ్య జరిగిన యుద్ధం సామాన్యం కాదండి, తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు సమయం చూసుకుంటున్నాడు, సాయంత్రం లోపల లోపలికి వెళ్ళకపోతే ఎలాగా. అర్జున నువ్వు ఒక పని చేయి, యుద్ధం కాదు మనం ద్రోణుని దాటి వెళ్ళిపోదాం ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఎలాగూ నేను చూస్తానుగా, దాటి వెళ్ళాలంటే సారథి యొక్క బాధ్యత ఇది. కనుక ఎంత చక్కగా తిప్పాడండి కృష్ణ పరమాత్మ, ఒక్కసారి ద్రోణుడికి ప్రదక్షిణ క్రమంలో రథాన్ని తిప్పెట్ట, తిప్పి ఆ లోపల నుంచి జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. రథం లోపలికి వెళ్ళడం మహాకష్టం, కృష్ణుని యొక్క గొప్పతనం అది. లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యపోయి చూశాడు ద్రోణుడు. ద్రోణుడు చుట్టూ ఉన్న సేనంతా కూడా అర్జును పరాక్రమంతో చెల్లా చెదిరిపోయింది. ఆడ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు లేరండి, ఒక్కొక్కడు గట్టి గట్టి సేనలు ఉన్నారు. కౌరవుల తరపున యోధులు, మహారథులు ఉన్నారు ఒక్కొక్కరు కూడా. ఆ వీర యోధులందరూ కూడా శృతాయుధుడు, సుదక్షిణుడు మొదలైనటువంటి వారు, అచ్యుతాయుధుడు, శృతాయుధుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరినీ అవలీలగా నేల కూల్చి వెళుతూ ఉంటే వేల కొలది మ్లేచ్ఛ సైనికులు వచ్చారండి. ఆనాడు భారత యుద్ధంలో వర్ణించినటువంటి రాజులను చూస్తుంటే మొత్తం ఎంత భూగోళ జ్ఞానం నాటకు ఉన్నది, భారతదేశంలో అనేక దేశాలకి ఎలా సంబంధం అనేది అనేక అద్భుత అంశములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకే ఒక్క భారతాన్ని జాగ్రత్తగా పరిశీలించిన నాటి మన విజ్ఞానాన్ని తెలుసుకుని మళ్ళీ వాటిని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తూ నా భారత జాతి వేరే వారి దగ్గర నుంచి విజ్ఞానం నేర్చుకోవాల్సిన స్థితి కాదయ్యా, యుగాల క్రితమే మనకు అద్భుతమైన విజ్ఞానం ఉండేది, మనం నిర్లక్ష్యం వల్ల, ఇతరుల దాడుల వల్ల, మనకేమీ లేదని మనం అనుకోవడం వల్ల మనం పరిశీలించక అధ్యయనం చేయక వెనక్కి పెట్టాం. ఇప్పటికైనా ఇక్కడున్న యువత, దూర ప్రాంతాల నుంచి వింటున్న వేల మంది యువత ఒక్కసారి స్పందించి మన ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని తీసుకువచ్చి ఒక విజ్ఞానవంతమైన దేశానికి, ఒక విజ్ఞానవంతమైన ధర్మానికి మనం వారసులం అని ఒక భావం కలిగితే చాలండి. ఇక్కడ మొత్తానికి మ్లేచ్ఛ సైనికులు కొన్ని వేల మంది ఎదుర్కొంటారు ఇక్కడ అర్జునుని, అవలీలగా వాళ్ళందరినీ కూడా ఛేదించుకుంటాడు. నిజానికి ఒక్కొక్కరిని ఆయన ఛేదించి వెళుతున్నటువంటివి కొన్ని అధ్యాయాలు రచనలు ఉన్నాయి, అవన్నీ చేస్తే మనం ఇప్పటి నుంచి చక్రవ్యూహం నుంచి బయటపడలేము. అందుకు ప్రధానమైన అంశాలన్నీ చెప్పుకుంటూ వెళుతున్నాం. ఎప్పుడైతే అర్జునుడు పరాక్రమంతో ఈ విధంగా ద్రోణుని కూడా దాటి వెళ్ళిపోయాడో, వెంటనే దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వచ్చి వాడు పాత పాట పాడాడు. వాడికి దొరలవాటు అని చెప్పుకున్నాం కదా, వాడు దొరలవాటు వాడు వదలడు. జానామిత్వాం మహాభాగా పాండవానాం హితేరథ తథా ముహ్యామి చ బ్రహ్మన్ కార్యవత్తాం విచింతయ. మీరు పాండవుల హితం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తారని నాకు తెలుస్తూనే ఉన్నది. అసలు యథాశక్తి చతే బ్రహ్మన్ వర్తయే వృత్తిముత్తమాం ప్రీణామి చ యథాశక్తి తచ్చత్వం నవబుద్ధ్యసే. అసలు మీ అందరినీ ఎంత చక్కగా చూసుకుంటున్నాను, మీకు ఎప్పుడైనా లోటు చేశానా, మీకు వృత్తులన్నీ కల్పన చేశాను, మీకు కావలసినటువంటివన్నీ సమకూర్చుతూ నా రాజ్యంలో వచ్చే సంపాదన, మీ యొక్క నిత్య జీవన వ్యవహారాలు లోటు లేకుండా నడవడానికి అన్ని భోగాలతో నేను ఏర్పాటు చేశాను, మీ అందరికీ ఉపాధి నేనిచ్చాను. అస్మానేవోపజీవం స్వామస్మాకం విప్రయే రథ నహ్యయం త్వాం విజానామి మధుదిగ్ధమివ క్షురం. మా మీద ఆధారపడుతూ, మేమిచ్చిన ధనాలతో పోషింపబడుతూ, మాపై మీరు మాత్సర్యభావం కలిగి శత్రువుల పట్ల ప్రేమభావం కలిగి ఉన్నారంటే మీరు మధుదిగ్ధమివ క్షురం, తేనె పూసిన కత్తి వంటి వారు అన్నట. వీడు అనదరుచుకుంటే ఆ నోటుకు హద్దుండదండి. గురునింద ఇంతగా చేస్తున్నాడు. అస్మాన్నత్వం సదాభక్తానిచ్చాస్యమిత విక్రమ పాండవాన్ సతతం ప్రీణాస్యస్మాకం విప్రియేరత. మాకు శత్రువులైన పాండవులపై ప్రీతి చూపిస్తారు, కానీ మిమ్మల్ని ఆశ్రయించుకుని మిమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని ఇన్ని విధాలుగా బాధిస్తారా అంటే, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు కానీ ఒక్క మాట, ఆ కృష్ణుడు ఎవరనుకున్నావు నువ్వు? నేను చెప్తున్నాను ఇవ్వట్లేదు, సారథుల్లో కృష్ణుడు లాంటి సారథి లేడు, యోధుల్లో ఆయన లాంటి యోధులు లేడు, అస్త్రశస్త్రాలు ఏమిటి, వ్యూహాలు ఏమిటి, ఆనుపానులు ఏమిటి అనేది అన్నీ తెలిసాయి, ఆయనకి తెలియదే ఉన్నది. కానీ ఈ వ్యూహంలోకి రథాన్ని ఎలా తోలుకు వెళ్ళాలో ఆయనకు తెలుసు. నేను నిగ్రహించే లోపలే అర్జునుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నేను ఏమాత్రం దాచుకోకుండా నా ప్రతాపాన్ని ప్రకటించాను, కానీ అర్జున్ని ప్రతాపం ముందు నిలబడలేకపోయాను. నీకు అనేక మార్లు నేను చెప్తున్నాను. సరే, నేను వ్యూహాముఖంలో ఉండాలి, ఎందుకంటే నీకు నేను మాట ఇచ్చాను యుధిష్ఠిరిని ఎలాగైనా పట్టి నీకు చేతికి అప్పగిస్తాను అని. ఇప్పుడు అర్జునుడు లోపలికి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ లోపలికి వెళ్ళాననుకో, నీకు ఇచ్చిన ప్రతిజ్ఞ నిలబడదు. లోపల మహామహావీరులు ఉన్నారుగా, పైగా నువ్వేం సామాన్యుడివా? నువ్వు అర్జునుడు ఒకే వంశానికి చెందినవారు, పైగా నేనొక్కడిని కర్ణుడొక్కడు మేము సంహరిస్తామని అంటున్నావుగా. నువ్వు వెళ్ళి ఆయన ఎదుర్కో. నేను ఇక్కడ నిలబడతా వ్యూహముఖంలో, నిలబడి ఎలాగోలా ధర్మరాజుని బంధించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ధర్మరాజుతో పాటు వచ్చేటువంటి మహావీరులు పాండవీరులు అందరినీ సంహరిస్తాను. లోపలికి వెళ్ళింది ఇద్దరే, కృష్ణుడు అర్జునుడు. కనుక వాళ్ళు నువ్వు ఎదుర్కో, పైగా నీ కర్ణుడు వాళ్ళందరూ సాయం ఉందన్నావుగా, వెళ్ళన్నాడు. వెంటనే భయపడ్డాడు దుర్యోధనుడు. చూడండి ఎంతవరకు ప్రతాపం. అయ్యా, సర్వశస్త్రధారుల్లో అర్జునుడు మేటి, ఆ అర్జునుడు మిమ్మల్ని కూడా అతిక్రమించి వెళ్ళిపోయాడు అంటే నేను ఎలా ఎదిరించగలను చెప్పు. ఒక్క మాట, వజ్రాన్ని ధరించిన ఇంద్రుడు కూడా అర్జునుడి ముందు నిలబడలేడు. లేకపోతే ఇప్పుడు చేసింది సుదక్షిణ్ణి, శృతాయుధుని, శృతాయువుని, అచ్యుతాయువుని, అదేవిధంగా మ్లేచ్ఛవీరుల్ని అందరినీ ఒక్కడు హతం చేశాడయ్యా. అతన్ని ఎదుర్కోగలనా అన్నట్టండి. చూసావా మరి? సరేలే, నీకు నేను ఎంతైనా ఆ ద్రోణుడు ఆ మాటలు సహిస్తూనే తనదైన ధర్మం అది, ఇన్నాళ్ళు ఇతడు మనల్ని పోషిస్తూ ఉంటే ఉన్నాం గనక, ఇతడు పోషిస్తూ ఉండగా ఉన్నాం కనుక ఇతడి కోసం యుద్ధం చేయాలి ఆ కారణం చేత, అంతే కదండి. ఎవరు ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటే వారి కోసం చేయవలసిన పని చేయాలి, అంతే కదా. అందుకోసం వీరి తరపున యుద్ధం చేస్తున్నాడు గనక నీకు నేను కవచం ఇస్తాను. ఈ కవచం దుర్భేద్యమైన కవచం, దీన్ని సరిగ్గా నువ్వు ధరించు అని చెప్పి ఒక సువర్ణమయమైన కవచాన్ని తీసుకుని తాను ఆచమనం చేసి మంత్రశక్తులన్నీ అందులో నింపెట్టండి. అంటే బాహ్యమైన కవచానికి మంత్రకవచం తోడు కావాలి, ఆ మంత్రశక్తితో కవచాన్ని అంతటి నింపాడు. ఈ కవచం ఇచ్చేట దుర్యోధనుడికి. దుర్యోధను చాలా సంతోషంగా స్వీకరించి ఒక దగ్గరికి వెళ్ళి మొత్తం వేసుకున్నాడు. వేసుకుని ఆయన బయలుదేరుతున్నాడు. ఈ లోపల అక్కడ నిలబడి ఉన్నాడు ద్రోణుడు వ్యూహముఖంలో. లోపలికి వెళ్ళాడు దుర్యోధనుడు. ఆ ద్రోణుడిని ఎదుర్కొనడానికై బయలుదేరి వస్తున్న యుధిష్ఠిర సేనలు అందరు దృష్టజ్యుమ్నుడు ముందు వచ్చి ఆ దృష్టజ్యుమ్నుడికి ద్రోణునికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఒకరికొకరు తీసిపోని విధంగా యుద్ధం చేస్తున్నారు వారు. అక్కడ ఆ యుద్ధం అలాగే జరుగుతుంది. అటు ఇటువైపు సైంధవుని రక్షిస్తూ ఆయన కుడివైపు అశ్వత్థామ, ఎడమవైపు కర్ణుడు నిలబడి ఉన్నారు. అదేవిధంగా అనేక మంది విలుకాండ్రు సైంధవుడి వెనకాల కొందరు ముందు కొందరు ఉన్నట్ట. వాళ్ళలో ముఖ్యులు సౌమదత్తి, కృపాచార్యుడు, వృషసేనుడు, శల్యుడు, శల్యుడు, దుర్జయుడు అనబడేటువంటి మహావీరుడు. ఇది అంతా ఆ వ్యూహంలో ఉన్నటువంటి అంశములు. ఇక్కడ ద్రోణుడు దృష్టజ్యుమ్నుడు యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో ఇతరులు కూడా పాల్గొనున్నారు. అందులో సాత్యకి చాలా ప్రధానం. ఈ అంశంలో సాత్యకి విక్రమం చాలా కనబడుతుంది. అందున ఇక్కడ సాత్యకి రక్షకుడుగా ఉన్నాడు యుధిష్ఠిరునికి, మనం మర్చిపోవద్దు. ఆయన ప్రక్కన ఉన్నాడు. యుధిష్ఠిరుని రక్షించుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అందుకే దృష్టజ్యుమ్నుడు, సాత్యకి, యుధిష్ఠిరుడు, భీముడు మొదలైన వారందరూ అక్కడ యుద్ధం చేస్తున్నారు. లోపలికి వెళ్ళారు కృష్ణార్జునుడు. ఆ లోపలికి వెళుతూ ఉంటే త్రోవలో ఎదుర్కొంటూ అనేక మంది భయంకరమైన కౌరవ సేనల వ్యూహంలో వస్తున్నారు. అందులో విందాను విందులు అనేటువంటి భయంకరమైన రాజులు వచ్చి కృష్ణార్జునులు ఎదుర్కొన్నట్ట. వాళ్ళు సామాన్యులు కారండి. వాళ్ళు వేస్తున్నటువంటి బాణములు అవి వాటి ప్రతాపాన్ని ఊహించడం అలాంటివి వేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ చాకచక్యంగా రథాన్ని నడుపుతూ ఉన్నాడు. అర్జునుడు బాణాలకి సమాధానం చెప్తున్నాడు. అలా కొంతసేపు యుద్ధం జరిగిన తర్వాత విందాను విందుల్ని అర్జునుడు సంహరించాడు. ఇంకా అనేక మంది వీరులు మీదకు వస్తున్నారు కృష్ణార్జునుల మీదకి. ఆ వ్యూహంలో ఆ వస్తూ ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చిందట. అర్జునుడిలో అలసట కనబడుతుంది. సైంధవుడు ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. ఈ లోపల వీళ్ళందరినీ దాటుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? గుర్రాలు అలసిపోయి రొప్పుతున్నాయి ఇక్కడ. అప్పుడు కృష్ణునితో అర్జునుడు అంటున్నాడు, నా పరిస్థితి అర్థమవుతుంది, గుర్రాలు అలసిపోతూ ఉన్నాయి, రథం ముందుకు వెళ్ళడానికి మొరాయిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు వీటికున్న పరిస్థితికి చాలా దాహమై శక్తిహీనముగా కనబడుతున్నాయి కనుక ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అన్నట్టు కృష్ణుడు. వెంటనే అర్జునుడు నమస్కారం చేసి ఒక్కసారి రథం నుంచి దిగి ధనుస్సును చేత పట్టుకున్నట్టండి. ఆశ్చర్యపోయి చూస్తున్నారు అందరూ కూడా చుట్టూ ఉన్నవాళ్ళు. క్రిందకి దిగి తాను ఆ ధనుస్సుని ప్రయోగించి అక్కడికక్కడ ఒక జలధారని పుట్టించాడు. వెంటనే ఒక సరస్సు ఏర్పడిందండి. అప్పటికప్పుడే సరస్సు ఏర్పరిచేట తన యొక్క శరవ యుద్ధతో. ఎప్పుడైతే సరస్సు ఏర్పడిందో ఆ సరస్సు చుట్టూ బాణములతో ఒక శాలను ఏర్పరిచాడు. చుట్టూ అక్కడ బాణములే స్తంభాలు, బాణములే గోడలు, బాణములే పైకప్పు. అలా అద్భుతమైనటువంటి ఒక శరశాల ఏర్పాటు చేశాడు. ఆ లోపల అద్భుతమైన సరస్సు, కృష్ణ, ఇక్కడ నువ్వు ఆ గుర్రాలకు కావలసిన జలమును త్రాగించుట, వాటికి స్నానము చేయుట, శక్తినిచ్చుట మొదలు నువ్వు చూసుకో అన్నట్టు. ఎప్పుడైతే అర్జునుడు కింద నిలబడ్డాడో ఇదే గొప్ప అదునుగా చూసుకుని రథాలపై ఉన్నవాళ్ళు, గుర్రాలపై ఉన్నవాళ్ళు, ఏనుగులపై ఉన్నవాళ్ళు, ఇతర బలములన్నీ కూడా అర్జునుడు చుట్టుముట్టేయండి. సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఆ నేల మీద నిలబడ్డ అర్జునుడు నేలమించే వాళ్ళందరికీ సమాధానం చెప్పెట్ట. ఇక్కడ అర్జునుడి పరాక్రమం అద్భుతం. దేవతలు పైన నుండి చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా సరస్సు నిర్మాణం చేసినప్పుడు నిలబడలేక దేవతలందరి తరఫున నారదులు వారు వచ్చి కీర్తించేట అర్జునుడు ఇక్కడ. ఎందుకంటే అవలీలగా క్షణంలో సరస్సు నిర్మాణం చేయడం ఏంటి ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ పైగా ఒక్క అర్జునుడు చుట్టూ అనేక మంది రాజులు, ఒక్క ఇతరే వాళ్ళందరినీ చెదరగొట్టేట. ఇక్కడ వ్యాసుడు ఉపమానాలు బాగుంటాయండి, అది కూడా వెతకచ్చు. భారతంలో వ్యాసుడు ఉపమానాలు, ఇది రీసెర్చ్ సబ్జెక్ట్ మీ ఇష్టం. ఒక యూనివర్సిటీ మహాభారతం కోసం పనిచేయాల్సినంత సబ్జెక్టు ఉందండి ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అంత విషయం ఉంది, సామాన్యం కాదు. ఇక్కడ ఎన్ని కోణాలో అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సపార్థ పార్థివాన్ సర్వాన్ భూమిస్థోపి రథస్థితాన్ ఏకో నివారయామాస లోభ సర్వగుణానివ. ఎంత అద్భుతమైన ఉపమానం చూడండి. ఒక్క అర్జునుడు అందరి రాజుని ఎలా చెదరగొట్టాడంటే ఒక్క లోభమనే దుర్గుణం వస్తే అన్ని సద్గుణాలని ఎలా చెదరగొడుతుందో అలాగా అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి లోభం అనేది ప్రమాదకారిని బోధించడం ఇందులో కనబడుతున్న చిన్న అంశం. ఎప్పుడైతే విధంగా జరిగిందో కృష్ణ పరమాత్మ ఆయన అశ్వవిద్యలో నేర్పరి గుర్రాన్ని ఎలా చూసుకోవాలని తెలుసుట. ఆయనకు తెలియని విద్యలా అండి ఈశాన సర్వ విద్యానం సర్వవాగీశ్వరేశ్వర సామాన్యుడా. అందుకు ఆ దివ్యమైన సరస్సు దగ్గర అశ్వపానంలో నేర్పరి అయినటువంటి కృష్ణ పరమాత్మ గుర్రాల శ్రమ తీర్చి, అలసట తీర్చి, వాటికి చక్కగా స్నానం చేయించి అవి దొర్లేటట్టు అవకాశం కల్పించి, ఎందుకంటే గుర్రములు ఒక్కసారి దొర్లితే తిరిగి శక్తిని తెచ్చుకుంటాయట, ఆ విధంగా అవకాశం కల్పించి తాను వాడిని దువ్వి ఏ అవయవం దగ్గర తాకితే వాడికి ఉత్సాహం వస్తుంది అక్కడ తాకి అంత లాలించాడండి. సర్వ జగత్తుని నడిపేవాడు అర్జునుడు గుర్రాలకు సేవ చేస్తున్నాడండి మహానుభావుడు. స్వధర్మ పాలనంటే కృష్ణ పరమాత్మ వద్ద చూసుకోవాలి. ఇక్కడ వాటికి కావలసినటువంటి మేత అవన్నీ రథంలో ఉంటాయి, అవన్నీ ఏర్పాటు చేసి అర్జున రథం సిద్ధం అన్నట్టు. వెంటనే అర్జునుడు ఎప్పుడైతే రథం ఎక్కి నిలబడ్డాడో రథం కదలగానే అప్పుడు రాజులకు మళ్ళీ భయం పట్టుకుంది. నిలబడితేనే ఇంత పని చేశాడు, ఇక రథం ఎక్కితే ఏమిటి? ఆ రోమాంచజనకంగా ఉన్నది ఆ సన్నివేశం అంతా కూడా. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపాడో అవలీలగా రథం ముందుకు వెళ్ళిపోతుంది. అసహాయులైన రాజులు తమ యొక్క పరాక్రమాన్ని తామే చెదిరించుకుంటున్నారు. ఇక్కడ ఈ లోపల దుర్యోధనుడు ఇంకేముంది సైంధవుడు అక్కడ ఉన్నాడు, కొద్ది దూరంలో వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే సేనలతో వచ్చి దుర్యోధనుడు ఎదురుపడ్డాడండి. ఇప్పుడు వాడికి పెద్ద ధైర్యం వచ్చింది. ఏమిటా ధైర్యం? చాలా ఆశ్చర్యం. ఇక్కడ పైగా ఇక్కడ కృష్ణార్జునుడు సింహనాదం చేస్తుంటే అది విని ఎక్కడో సైంధవుడు కూడా నేను సిద్ధమని సింహనాదం చేస్తున్నట్టు బీరానికి పోయి మొత్తానికి ఇంకా సైంధవుడిని కొడదామనగానే దుర్యోధనుడు అడ్డొచ్చాడు. రాగానే ఇదేమిటి దుర్యోధనుడు అడ్డొచ్చాడంటే నీ అదృష్టం నాయన కృష్ణ అర్జున అన్నాడు కృష్ణుడు. ఎందుకంటే వీడు ఒక్కడో ఎదురొచ్చాడంటే చాలా సులభం, తొందరగానే వీడిని కొట్టగలవు అన్నట్టు. ఇక్కడ కానీ ఆ నిలబడి దుర్యోధనుడు అంటున్నట్ట, అర్జున నీ ప్రతాపం గురించి ఇంతవరకు విన్నాను, ఇప్పుడు చూస్తా ఏది చూపించునా మీద. పార్థ యచ్చిక్షితం తెస్త్రం దివ్యం పార్థివమేవ తద్దర్శయ మయి క్షిప్రం యది జాతోసి పాండునా. నువ్వు నిజంగా పాండురాజు కొడుకువే అయితే నీ దగ్గరున్న దివ్యాస్త్రములు భౌమాస్త్రములు ఏ అస్త్రాలున్నా ప్రయోగించుస్తా అన్నాడు. ఇదంతా కవచం మీద నమ్మకం అండి, వాడి మీద కాదు. ఇక్కడ అలా నిలబడి మాట్లాడుతున్నాడు, నీ పౌరుషం చూపించు అని. వెంటనే అర్జునుడు అనేక బాణములు వేసేట, కానీ చెక్కు చెదరలేదు. వెంటనే కృష్ణుడు అంటున్నాడు, చూసావా పిడుగులు లాంటి బాణాలు వేసినా చెక్కు చెదరకుండా నిలబడ్డాడంటే ఏమిటి ఇలా జరుగుతోంది, నీ బాణాల బలం తగ్గిందా అన్నట్టు కృష్ణుడు అర్జునుడిని. అంటే కృష్ణ ఇదేం మాట, వాడు వేసుకున్న కవచం, ఆ కవచం ఎలా వేసుకోవాలి, కవచం ఏంటనేది నాకు నేర్పాడు ద్రోణుడు. ఆ ద్రోణుడు ఈయన కవచం వేసి ఉంటాడు. ఈ కవచం మొత్తం శరీరాన్ని రక్షిస్తుంది. కానీ ద్రోణుడు కవచం చక్కగా ఇచ్చాడు, కానీ వీడు వేసుకోవడం అంత చేతకాలేదు తెలుసా అన్నట్టు. ఇక్కడ చూడండి ఎలా వేసుకున్నాడంటే యత్వత్ర విహితం కార్యం నైష తద్వేత్తి మాధవ. కవచం వేసుకోవాల్సిన విధానం వీడికి తెలియదు, ఆయన ఇస్తే ఇచ్చాడు కానీ వీళ్ళు వేసుకున్నాడు ఆయన అడగచ్చుగా, చేతకాలేదు. స్త్రీవదేశ బిభర్త్యేతాం యుక్తాం కవచధారిణాం. ఒక స్త్రీ గౌను వేసుకున్నట్టు వేసుకున్నాడు ఏ కవచం అన్నట్టు. ఇదే మాట చెప్పాడు ఇక్కడ, అలా వేసుకున్నాడు వేసుకున్నాడు, కానీ ఏ అవయవాన్ని ఎలా రక్షించాలి తెలియట్లేదు, అని ఇచ్చాడు నేను వేసేసుకున్నాడు అంతే. కానీ ధరించే విధానం ఉంది, వీడికి ఆ మెలకు రాలేదు. ఇది వచ్చింది బాధ. ఎరువు పరాక్రమాలు ఇలాగే ఉంటాయండి, అసలు పరాక్రమాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు చూశాడు ఇక్కడ, ఇప్పుడు వీడిని కొట్టడం వేరేగా కొట్టచ్చు. నేను వీడిని కొడితే ప్రస్తుతం ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో నైటీల్లా ఉందండి, అది మ్యాక్సిమం నైటీల్లా ఒకటే అక్కడి వరకు కిందకి. అలా ధరించాడు. వీడికి సామాన్యంగా వీడు కొట్టాలండి, ఒక పద్ధతిలో కొట్టాలి. వీళ్ళు ముందు రథం దించేలా కొట్టాలి, ముందు రథాన్ని కొట్టాలన్నట్ట. ఆ కొట్టే విధానం చూడండి, కవచం ధరించినవాడిని ఎలా కొట్టాలి, అదొక పరాక్రమం. అందుకు ముందు ఈ కవచాన్ని ఛేదించే అస్త్రం నా దగ్గరుంది, అది ఒక్కసారి ప్రయోగిస్తానని మానవాస్త్రం అని పేరు కలిగినటువంటి కవచఛేదనాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. నిజంగా ఈ అస్త్రం తగిలితే మొత్తం కవచం అంతా ముక్కలైపోతుందండి, మిగలదు. ఈ అస్త్రాన్ని వేస్తూ ఉంటే అక్కడెక్కడో సైంధవుణ్ణి కాపాడుతున్న అశ్వత్థామ దూరం నుంచి చూసి సర్వాస్త్రఘాతి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కసారి అర్జునుడు అస్త్రం వేస్తూ ఉండగా సర్వాస్త్రఘాతి అస్త్రం వచ్చి మానవాస్త్రాన్ని ముక్కలు చేసింది. ఇక పని చేయకుండా అయితే ఇక్కడ వెంటనే అర్జున మళ్ళీ వేయన్నట్టు, కృష్ణ ఈ అస్త్రం ఒక్కసారే వేయాలి, రెండో మారు వేస్తే వేసిన వాడిని వాడి సైన్యాన్ని నాశనం చేస్తుంది, ఇప్పుడు వచ్చింది బాధ ఇది అన్నాడు. ఇప్పుడు ఎలాగా ఉండి ఆలోచిస్తానన్నాడు. వెంటనే గమనించారండి, మొత్తం దుర్యోధను చూస్తున్నాడు. దుర్యోధను మహోత్సాహంగా ఉంది, వేయి అస్త్రాలు వేయి అంటున్నాడు. వెంటనే ఆయన అద్భుతంగా అస్త్రప్రయోగం చేసి రకరకాల బాణములు వేసి అక్కడ ముందు రథాన్ని ముక్కలు చేసేట. గుర్రములు దెబ్బతిన్నాయి, సారథి దెబ్బతిన్నాడు. రథరక్షలుగా పార్శ్వస్థితుల్ని ఇద్దరుంటారండి. ఒకసారి రథం అంటే ఏమిటి, దాని ప్రక్రియ ఏమిటి, దీని వ్యవస్థ అంతా తెలుసుకోవాలండి. అందుకని ఎదురు రెండు చక్రాలు డబడబా పరిగెత్తేటువంటి మన సినిమా రథాలు కావు. ఒక్కొక్క రథము దాని వ్యవస్థ చాలా ఉంటుంది. నమో రథిభ్యో రథపతేభ్యశ్చవో నమః. రథము, ఆ రథముతో కూబరం ఉంటుంది, ఆ వెనకాల భాగములు ఉంటాయి, దానిలో ఆయుధాలు దాచబడి ఉంటాయి. ఇప్పుడు మన డిక్కీలకి ఏం తక్కువ కాదు, అన్ని చక్కగా దాచబడి ఉంటాయి ఆయుధాలు. ఎన్ని సామగ్రులు, రథరక్షకులు ఉంటారు. ఇంత వ్యవస్థ ఉంటుందండి, సామాన్యం కాదు అదంతా కూడా. అందుకు భారతీయ రథ నిర్మాణ వ్యవస్థ, విమాన నిర్మాణ వ్యవస్థ చూస్తే ఆనాటి వైజ్ఞానిక స్థితిలో చాలా అర్థమవుతాయి. పార్శ్వస్థితులుగా రక్షకులుగా ఉన్నవాడిని కొట్టేట ఒక్కసారి. అటు రక్షకులు పడిపోయారు, గుర్రములు పడ్డాయి, రథం పడిపోయి విరధుడే నిలబడ్డాడు. ఆయన కవచం ఉందని ధైర్యం. అప్పుడు ఏం చేశారంటే చేతులకు తొడుగులు తొడుక్కున్నారు, గ్లౌస్ అంటూ ఉంటాం మనం. ఆ తొడుగులు తొడుక్కుంటే బాణాన్ని అటు కొట్టేటండి, తొడుగులు తీలిపోయే వెంటనే. తర్వాత అరచేతుల మీద కొట్టేట, పాదాల క్రింద వేళ్ల గోళ్ల కింద ఉన్నటువంటి వేళ్లపై బాణాలు కొట్టేట. ఇప్పుడు అరచేతులు పాదములు మండుతున్నాయో, ఇంకా నిలబడలేదు, పారిపోయాడు అక్కడ నుంచి. ఎంత కవచం ఉంటే ఏం లాభం అండి, దుర్యోధనుడు అక్కడ నుంచి పారిపోయాడు శుభ్రంగా. ఇంకా సులభంగా దాటుకుంటూ ధనుష్టంకార ధ్వన చేసి అర్జునుడు వెళుతూ ఉన్నాడు అక్కడికి. ఆ లోపల ఉన్న కౌరవ మహారథులతో యుద్ధం జరుగుతున్నది అనేక మందితో. ఇక్కడ యుధిష్ఠిరుని ఏ విధంగానైనా సరే నేను కట్టివేస్తాను అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ద్రోణుడు భయంకరమైన యుద్ధం చేశాడు. అక్కడ ఉన్నటువంటి దృష్టజుమ్నుడు మొదలైన వారు చెల్లా చెదిరిపోయారు. యుధిష్ఠిరుని మీసిన వేసిన బాణ పరంపరలు యుధిష్ఠిరు కనబడలేదండి. మొత్తం పాండవ సేనలంతా కూడా ద్రోణుని చేతిలో ధర్మరాజు మరణించాడు అని అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ధర్మరాజు ఆ బాణముల నుంచి బయటపడి సహదేవుడు రథాన్ని అక్కడి నుంచి పారిపెట్టి అక్కడి నుంచి తినగా ఆ ద్రోణి నుంచి కాపాడుకోవడానికి. ఆ తర్వాత భయంకరమైన అసురులు విజృంభించారు. ఘటోత్కచుడి సహాయంతో అసురులు కూడా సంహరింపబడుతున్నారు. ఈ లోపల మళ్ళీ ద్రోణుడు ధర్మరాజు యుద్ధం మొదలైంది. పక్కన దుష్టజుమ్నుడు సాక్షికి ఉన్నారు. కానీ ధర్మరాజు యుద్ధంలో ఉన్నాడు కానీ మనసు మనస్సులో లేదండి. ఎందుకంటే ఇవాళ రాత్రి లోపల ప్రతిజ్ఞ నెరవేరుతుందా, వెళ్ళడం అంటే వెళ్ళారు. భయంకరమైన ద్రోణ వ్యూహం, కృష్ణుడు కూడా ఎవరిని అడిగి ప్రతిజ్ఞ చేసావు అన్నాడు. దాంతో మరింత భయం పట్టుకుంది నాకు. మొత్తానికి సాత్సికిని బతిమలాడుకున్నట్ట. నాకు ఇప్పటి వరకు ఏ సూచనలు కనిపించట్లేదు, కృష్ణార్జున శంఖనాదం కానీ గాంధీవ ధ్వని కానీ వినిపించట్లేదు, విజయ సూచనలు కనిపించట్లేదు. కృష్ణార్జునికి ఏమయ్యింది అని భయం కలుగుతుంది. సాత్సికి నువ్వు అటు వెళ్ళవయ్యా అన్నట్ట. నేను నిన్ను రక్షించవలసిన వాడిని, నేను ఎలా వెళతాను అన్నాడు. నా రక్షణ నేను చూసుకుంటాను కానీ ముందు వాళ్ళ యొక్క క్షేమం నాకు తెలియాలి అని ఇక్కడ బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు సాత్సికి ఇతడి యొక్క పోరు చూసి ఇంకా భరించలేక, సరే వెళ్ళొస్తాను కానీ ఈ దుష్టజుమ్నుని నీకు రక్షణగా పెట్టి వెళుతున్నాను అని దుష్టజుమ్నుడికి అక్కడ ధర్మరాజుకి రక్షగా పెట్టి తాను బయలుదేరాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూడండి ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే సాత్సికి కూడా వెళ్ళాడో ఇంకా సాత్సికి కూడా రావడం ఆలస్యమైంది. ఇప్పుడు సాత్సికి ఏం ప్రమాదం కలిగిందా అని భయం పట్టుకుంది యుధిష్ఠిరునికి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూననే ద్రోణుడికి, యుధిష్ఠిరుడి చుట్టూ ఉన్న పాండవ సేనలకి, అందులో ప్రధానమైనవాడు భీమసేనుడు. ఆ భీమసేనుణ్ణి ఆయన ప్రార్థన చేసేట యుధిష్ఠిరుడు, అంటే అర్థించాడు సాత్సికి వెళ్ళాడు కనిపించట్లేదు, నువ్వు కూడా ఒక్కసారి ప్రయత్నించి కృష్ణార్జునులు సాత్సికి ఏమయ్యారో తెలుసుకో. నాకు ఇప్పుడు కృష్ణార్జునుల ఉనికి కంటే సాత్సికి పైన బెంగపట్టుకుంది. ఎందుకంటే సాత్సికి నేను ప్రార్థించి పంపించాను కనుక సాత్సికి క్షేమంగా రావాలి కనుక నువ్వు వెళ్ళవయ్యా అన్నట్ట. ఇప్పుడు సాత్సికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి భీమసేనుడు బయలుదేరి వెళ్ళాడు. ఎవరు వెళ్ళాలన్నా ద్రోణుడిని దాటుకుని వెళ్ళాలి, అది మర్చిపోరాదు. ఇక్కడ వ్యూహంలో ప్రవేశించాలి అంటే ద్రోణుడు ఇక్కడ భీకర యుద్ధం చేస్తున్నాడు కనుక మీరు దాటే ప్రయత్నం చేయండి అని. ఇక్కడ సాత్సికి పరాక్రమం చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈ సాత్సికి, ఈ సాత్సికి ఇక్కడ నుంచి విజృంభించబోతున్నాడు ఆయన. ఆ సాత్సికి విజృంభణలో విశేషముగా అనేక మంది యోధులను ఆయన సంహరించుకుంటూ వెళుతున్నాడు త్రోవలో. అందులో ద్రోణుడు ఎదుర్కొన్నాడు సాత్యకిని. సాత్యకికి ద్రోణునికి అద్భుతమైన యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఆ యుద్ధంలో సాత్యకి విశేషమైన బాణాలు వేసి ద్రోణుని రథాన్ని పడగొడతాడు. వెంటనే ద్రోణుడు వేరొక రథాన్ని తీసుకుని వచ్చి ఎదుర్కొన్నప్పుడు రమ్యమైనటువంటి బాణాలు ప్రయోగించి ద్రోణుణ్ణి కూడా చల్లా చెదర చేసి ద్రోణుని దాటి వెళ్తాడు సాత్యకి. లోపలికి ప్రవేశించారండి సాత్యకి. సాత్యకి యొక్క పరాజయం చాలా విశేషం. ఆ త్రోవలు యవన సేనలు చాలా వస్తాయి, మ్లేచ్చులయ్యారు ఇప్పుడు యవనులు. ఆ యవనులు వచ్చినప్పుడు యవనుల్ని సాత్యకి ఎదుర్కొని అద్భుతంగా వారిని సంహరించాడు. ఆ తర్వాత దుర్యోధనుడు అడ్డుకుంటాడు సాత్యకిని. ఆ దుర్యోధనుని కూడా అవలీలగా ఛేదిస్తాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడికి ఒక విధంగా ఫ్రెండేనండి, నిలబడలేకపోతే పారిపోయే లక్షణంలో. ఆ విధంగా దుర్యోధనుడు పలాయనాన్ని చిత్తగించాడు. తర్వాత దుశ్శాసనుడు వస్తాడు మహావీరత్వంతో, వచ్చి అతను విజృంభిస్తాడు. నతాదృక్కదనన్ రాజన్ కృతవాంస్తత్ర ఫాల్గుణ యాదృక్షయమనీకానా మకరోత్ సాత్యకి నృప. ఆ ఒక్క పూటలో సాత్యకి చూపించిన పరాక్రమం ఉన్నదే యుద్ధంలో, ఆ ఒక్క పూటలో అంత పరాక్రమాన్ని అర్జునుడు కూడా చూపించలేదయ్యా అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంత సాత్యకి యొక్క పరాక్రమం విశేషంగా చూపిస్తున్నారు ఇక్కడ. దుశ్శాసనుడిని సాత్యకి అద్భుతంగా దెబ్బతీస్తే దుశ్శాసనుడు పారిపోతాడు. ఆ పారిపోయి ద్రోణుడి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక్కడ. వీడు పారిపోయి ఆయన దగ్గరికి వెళుతూ ఉంటారండి మధ్యలో. నాలుగు కొడితే తల్లిదండ్రుల దగ్గర పరిగెత్తినట్టు వాడు ద్రోణ ద్రోణ అని పరిగెత్తుకు వచ్చాడు. రాగానే అప్పుడు కోపం వచ్చిందండి ద్రోణుడు. గొప్ప మాట ఉన్నాడు, దుశ్శాసన నువ్వు నీతో పాటు రథికులు అందరూ కలిసి పలాయనం చిత్తగించారే, ఎక్కడికలా పారిపోతున్నారు? ఒక్క సాత్యకిని ఎదుర్కోలేక పారిపోతున్నారు మీరు. నువ్వు అసలు నీకు సిగ్గుందా? నువ్వేగా ఆ జూత సభలో మహాసాధ్వీమణి అయినటువంటి ఆ పాంచాలిని అపహాస్యం చేసి అవమానించి వస్త్రాపరణం చేసిన పాపాత్ముడివి, ఎన్ని బీరాలు పలికేవప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి పాండవులందరినీ నపుంసకలు నిందించావు, ఇప్పుడు తమరే చూపిస్తున్నారు పరాక్రమాన్ని. ఆనాడు జూదంలో మీరు విసిరిన పాచికలు బాణాలై మిమ్మల్ని సంహరిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద్రోణుడు ఆకుండా చెప్పాడు, ఇక్కడ అవే బాణాలు అవుతున్నాయి, అవి మీకు తెలియట్లేదు. మేము రక్షించట్లేదు, మేము రక్షిస్తున్నాం కాదు, మీరు చేసిన పాపం, మీరు విసిరిన పాచికలు మీకు బాణాలు హింసిస్తున్నాయి. ఒక్క సాత్యకితో పోరాడుతూనే రణభూమి నుంచి పారిపోతూ ఉన్నావే. ఇలాంటి సాత్యకులకి కొన్ని వంద సాత్యకులు సమానమయ్యా అర్జునుడు కృష్ణుడు, వాళ్ళు ఎలా ఎదుర్కోగలగలవో ఆలోచించు ఒక్కొక్కసారి. ఇతడు ప్రతాపం ముందు ఎంత, నజానీషే పురాత్వంతు గృహన్ నక్షాందురోదరే సరోహేతే భవిష్యంతి దారుణాసి విషోపమాహ. ఇలా చెప్పగానే దుశ్శాసనుడు ఆ మాట విని విననట్లు ఉరుకుని పక్కకు పోయేటండి. ఇక్కడ సమాధానమే చెప్పలేదు అతడు. తర్వాత మళ్ళీ దుశ్శాసనుడు తేరుకుని మరికొంత కొత్త బలాన్ని తీసుకుని మళ్ళీ సాత్యక మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ సాత్యక మళ్ళీ దుశ్శాసనుడిని జయించి అర్జునుడిని లోపలికి వెళ్ళిన మార్గాన్ని అనుసరిస్తూ వెళుతున్నాడు. ఇక్కడ ద్రోణుడు ఆ ముందున్నటువంటి అన్ని రకాలైనటువంటి యోధుల్ని దెబ్బతీయడానికి తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటే యుధిష్ఠిరుడు చింతలో మునిగాడు, ఏమైందా వీరి విషయమని. అప్పుడు భీమసేనుని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు అని. ఆ భీమసేనుడు లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడు భీమసేనుని ఎదుర్కోవడానికి ఇప్పుడు ద్రోణుడు లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. భీమసేనుడితో పాటు అనేక మంది ఇక్కడ ఉన్నారు. భీమసేనుడి పరాక్రమ అద్భుతం. యుద్ధంలో భీముడు చూపించిన పరాక్రమం సామాన్యమైనది కాదు. ఇక్కడ కేవలం గద పెట్టి కొట్టడమే కాదు, మహానుభావుడు అద్భుతమైన ధనుర్విద్యలో కూడా ప్రవీణుడు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ భీమసేనుడు వచ్చేటప్పుడు ద్రోణుడు అడ్డుకున్నాడు. అడ్డుకున్న ద్రోణుణ్ణి ఇక్కడ భీమసేనుడు ఎదుర్కోవడం చాలా అద్భుతం. భీమసేనుడు గద ఎత్తు ముందుకు వస్తున్నట్ట, అది కూడా రథంలో ఉంటూనే గద ఎత్తాడు. ఆయన ఎత్తినప్పుడు ద్రోణుడు బాణములు వేస్తూ ఉంటే రథాన్ని తోలించుతున్నాడు. బాణములు గుచ్చుకుంటూనో నవ్వుతూ వెళుతున్నట్టండి. బాణములన్నీ ఎదుర్కొంటూ వెళుతున్నాడు ఆయన ముందుకు. ఇక్కడ ఆ బాణములకు పర్వతాన్ని ఢీకొన్నట్టు వెళ్ళిపోతున్నాయి. భీముడు చిన్నప్పుడే పాములు కాటు వేస్తే అవి తగిలి ముక్కలు అవుతున్న వాటి కోరలను చదువుకున్న అలాంటి శరీరం అయింది. అందుకు ఆయన ఎదుర్కొంటూ పది సింహారాధన చేస్తూ గద తిప్పి విసిరేటండి. ఆ గద తిప్పి విసరగానే భయపడ్డారు కౌరవ సేనలు. వాళ్ళందరూ కూడా భయచక్తులు, కొందరు పారిపోయారు, కొందరు గద దెబ్బకి ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ఆ బాణాలతో విజృంభిస్తున్న ద్రోణుని రథం వైపు చాలా వేగంగా తన రథాన్ని తోలిస్తున్నాడు ఈయన తిన్నగా. ఆ వెళుతూ ఒక్కసారి దిగి ఆ శరవర్షాన్ని స్వీకరిస్తూనే ఆ ద్రోణుడి యొక్క రథం ముందు భాగాన్ని పట్టుకున్నట్టు ఆయన పట్టుకుని తిప్పి విసిరివేసేటాడు ఒక్కసారి రథాన్ని. రథాన్ని విసిరివేయగానే ద్రోణుడు మరొక రథం తీసుకుని వచ్చేట, అది 8 రథాలను విసిరివేశాడు. ఇక్కడ భీముడు సామాన్యం కాదు. ఇక్కడ ఆ విసిరివేస్తే మాటిమాటికి తీసుకుని మళ్ళీ దాడి చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఒక్కసారిగా ఈ భీముడిని మనం నిలువరించాలి అని చెప్పి కృతవర్మ ముందుకు వచ్చాడు ఆయన. ఈ కృతవర్మ ముందుకు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు భీముడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యంతో దాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే కొన్ని మ్లేచ్ఛగణములు యుద్ధ విశారదులు అందరినీ ఎదుర్కొంటూ వెళుతూ దూరం నుంచి అర్జునుడిని చూశాడు. ఒక్కసారి వెంటనే భీముడు ఆనందోత్సాహంతో గర్జన చేశాడు, అర్జునా నిన్ను చూశాను అని. ఇక్కడ వెంటనే అర్జునుడు కూడా సింహనాదం చేశాడు. ఈ రెండు నాదాలు యుధిష్ఠిరునికి వినబడి అమ్మయ్య అనుకున్నట్ట, వాళ్ళు శాంతిగా ఉన్నారనే సంకేతం దొరికింది అని. ఎప్పుడైతే భీముడు కూడా వ్యూహంలోకి ప్రవేశించాడో కర్ణుడితో యుద్ధం జరుగుతుంది. భీముడికి కర్ణుడికి ఈ యుద్ధాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు వ్యాసదేవుడు. ఎంత వర్ణించినా మనం సారమే తెలుసుకోగలం. మొత్తానికి ఆ యుద్ధంలో ఆ దెబ్బలకి నిలబడలేకపోయాడు కర్ణుడు. ఎప్పుడైతే కర్ణుడు భీముని పరాక్రమందు నిలబడలేకపోతున్నాడని తెలుసుకున్నాడో, పైగా భీముడు చేస్తున్నదంతా బాణములతోనే యుద్ధం, కర్ణునితో మర్చిపోవచ్చు. ఇప్పుడు దుర్యోధనుడు అడ్డుకున్నట్ట కర్ణునికి ప్రమాదం కాకుండా. అప్పుడు భీమసేనుడు ఈ కర్ణ దుర్యోధను ఇద్దరితో కూడా యుద్ధం చేస్తున్నాడు. కానీ భీముని పరాక్రమంతో దుర్యోధను నిలబడలేకపోయాడు. అప్పుడు ఆయన ఒకవైపు ఉంటూ ఒక్కొక్కరిని పంపిస్తున్నట్టే, మీరు వెళ్ళండి కర్ణుడికి తోడుగా అంటూ వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు చాలామంది. చిత్రం ఏంటంటే దుర్యోధను సోదరులందరినీ భీముడే సంహరించాడండి, విడతల విడతలుగా. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ, విడతల విడతలు, ఒకసారి 7, ఒకసారి 8, ఒకసారి 10, ఇలా కొడుచుకుంటాడు ఒక్కొక్కరిని. పైగా ఈ కర్ణుడు చాలా సహకరిస్తాడు దుర్యోధనుడి సైన్య నాశనం కాగడానికి, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కర్ణుడు వేసిన బాణములకి సమాధానం చెప్తూ భీముడు బాణములు వేయగా భీముడి పరాక్రమంతో ధనుస్సు విరిగిపోయింది. అప్పటికి ఎన్నో ధనుస్సులు విరిగాయట. ఒక అద్భుతమైన ధనుస్సును తీసి ప్రయోగిస్తే ఆ ధనుస్సు కూడా భీముని పరాక్రమం ముందు విరిగిపోయి బాణాలు దెబ్బతింటే కర్ణుడు దగ్గరున్న మరొక రథం ఎక్కి మళ్ళీ పారిపోయాడు ఆ యుద్ధ సైన్యం నుంచి. ఆ తర్వాత మళ్ళీ తేరుకుని మరికొందరిని సిద్ధం చేసుకుని మళ్ళీ రథాన్ని ఆయుధాన్ని సిద్ధం చేసుకుని మళ్ళీ వచ్చాడు. యుద్ధం చాలాసేపు జరిగిందని భీమకర్ణుల యుద్ధం. ఇందులో అనేక మార్లు దెబ్బతిన్నది కర్ణుడే, ఇది తెలుసుకోవాల్సినది. అప్పుడు కర్ణుడిని రక్షించడం కోసం దుర్జయుడు అనబడే తన సోదరుణ్ణి పంపించాడు దుర్యోధనుడు. ఆ దుర్జయుడు వచ్చి భీమునితో యుద్ధం చేస్తుంటే దుర్జయుని అవలీలగా భీముడు సంహరించాడు పూర్తిగా. ఆడ తర్వాత మళ్ళీ దుర్మర్షనుడు అనే సోదరుణ్ణి దుర్యోధనుడు పంపుతాడు, ఆ దుర్మర్షను కూడా సంహరిస్తాడు. అయితే దుర్జయుడు మరణించిన వెంటనే కర్ణుడు మళ్ళీ భయపడి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. ప్రతి చోట కూడా యుద్ధభూమి నుంచి పారిపోయాడనే వర్ణిస్తున్నారు, ఇది గ్రహించవలసిన మరొక అంశం. తర్వాత భీముడు ఏం చేశాడంటే ఒకరు ఇద్దరు లాభం లేదని 7 తమ్ముళ్ళని పంపెట్టాడు. అంటే కట్టకట్టి పంపించేయడమే అది. ఇక్కడ 7 ధర్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్ర పుత్రుల్ని భీముడు సంహరించాడు ఆశ్చర్యకరంగా. ఇక భీమకర్ణుల మధ్య జరిగినటువంటి భయంకరమైన యుద్ధం ఉన్నది ఇక్కడ. ఆ యుద్ధంలో కర్ణుడికి అశ్వత్థామ కూడా తోడయ్యాడండి. ఇక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇంతవరకు కర్ణుడు విరథుడవడం పారిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం కర్ణుడు మహావిజృంభించుతూ ఉంటే భీముడి రథములు ముక్కలయ్యే భీముడు నేల మీద నిలబడ్డాడు. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి ఎలాగ కర్ణుని తప్పించుకోవాలని చూస్తున్నాడు భీముడు. అంతకుముందు అర్జునుడు ఏనుగుల సైన్యాన్ని కొట్టివేశాడు, ఆ ఏనుగులు పడున్నా కింద. ఆ ఏనుగుల మధ్యలోకి వెళ్ళాట భీముడు. వెళ్ళగానే రథం ఆ ఏనుగులను దాటి వెళ్ళలేకపోతుంది. వెంటనే కర్ణుడికి ఉక్రోషం వచ్చి, నువ్వు యుద్ధానికి దేనికి పనికొస్తావరా, బాగా తిండి తినడానికి మాత్రమే పనికొస్తావు, నువ్వు బాగా వెళ్ళి తిండి తిను, కేవలం ఒళ్ళు బలిపే తప్ప నీకు ఏ యుద్ధం మెలకవలు లేదన్నాడు. చూడండి అన్ని మార్లు దెబ్బలు తిని పారిపోయి వాడిని ఇంత నించత్వమైన మాట్లాడాడు కర్ణుడు. ఒక్క అవాచ్యం మాట్లాడలేదు చూడండి. దీన్ని బట్టి నోటి దుర్శితనం, ప్రగల్భము, ప్రేలాపన, భీముడు ఒక్క అవాచ్యం మాట్లాడకపోయినా కర్ణుడు ఎన్ని అవాచ్యాలు మాట్లాడుతున్నారు ఇక్కడ పరిశీలించండి మీరు. ఇక్కడ దాన్ని బట్టి భీముని ఒక ఔదార్యం ఔచిత్యం తెలుసుకోవాలి. నిజమైన పరాక్రమంతో అలా ఉంటాడు. కర్ణుడు మాత్రం నోటుకొచ్చినట్టు బదరుతున్నాడు, బాగా తిన్నావు పో, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పండ్లు దుంపలు తినడం కూడా మధ్యలో నీకు అలవాటింది అరణ్యవాసంలో, నువ్వు ఆయుధం పట్టడానికి తగని వాడివి, ఇవన్నీ అంటూ ఉన్నాడు. అంటూ బాణములు కురిపిస్తున్నట్ట, విష సమానమైన బాణములు భీమునిపై ప్రయోగిస్తూ ఉంటే భీముడు వెంటనే అక్కడ పడి ఉన్న ఒక ఏనుగుని పైకి ఎత్తిట్టండి. ఇక్కడ ఎత్తి వే ఏం వేస్తావో అన్నట్టండి. అతడు వేసిన బాణములన్నీ ఏనుగు తగులుతున్నాయి. ఆ ఏనుగుని పైకెత్తిన భీముడు ఎలా ఉన్నాడు అంటే సంజీవ పర్వతాన్ని ఎత్తిన హనుమంతుని వలె ఉన్నాడు అని వర్ణించాడు వ్యాసదేవుడు. అంత అద్భుతమైన విషయం అవుతుంది ఇక్కడ. మొత్తానికి ఈ పరిస్థితిని దూరం నుంచి అర్జునుడు చూశాడు. వెంటనే అక్కడి నుంచి బాణములు వర్షించాడు. అప్పుడు బాణ పరంపరకు నిలబడలేక కర్ణుడు అశ్వత్థామ కూడా పలాయనం చిత్తగించారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది అర్జునుడు చూపించిన పరాక్రమాలకి నిలబడలేకపోతున్నాడు మహానుభావుడైన కర్ణుడు అని మరొక్కసారి మనం గ్రహించవలసిన అవసరం ఇది. ఆ తర్వాతే ఒక్కొక్కరిని ఛేదించుకుంటూ సాత్యకి వెళ్ళేటప్పుడు సాత్యకి చాలా ప్రేమగా కౌరవులు చూసుకునే భూరిశ్రవుడని మహావీరుని అవలీలంగా సంహరించాడు. భూరిశ్రవుడి సంహారం సామాన్యం కాదు, అతన్ని చంపడం చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఈ భూరిశ్రవుడు ప్రధాన బలాల్లో ఒకడు. అంతవరకు ఎందరినో గడగడలాడించినటువంటి భూరిశ్రవుని సాత్యకి సంహరించాడు. ఈ విధంగా సాత్యకి విజృంభిస్తూ ఉంటే అతన్ని ఎదుర్కొనడానికి అనేక మంది ముందుకొస్తున్నారు. వీళ్ళందరూ ధోని దాటే వచ్చారు కనుక ఇంక లోపల కర్ణుడు వీళ్ళతో యుద్ధానికి వెళుతున్నాడు, దెబ్బతింటున్నాడు, విరధుడవుతూ ఉన్నాడు. ఒకసారి విరధుడై సాత్యకిని ఎదుర్కొన్న కర్ణుడు విరధుడైపోతే అశ్వత్థామ తన రథం ఎక్కించుకుని అతను రక్షించట. ఆ తర్వాత ఆ లోపలకు వచ్చినటువంటి అర్జునుడు ఆ రక్షకులుగా సైంధవుడి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక ప్రణాళికాబద్ధంగా ఖండిస్తున్నాడు. ఇక్కడ అప్పటికే సందేవాలుతున్న సమయం దగ్గరవుతుంది. కృష్ణుడు సమయం చూసుకుంటున్నాడు, రథాన్ని నడుపుతున్నాడు. ఇక్కడ పైగా జయధ్రుని చుట్టూ రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో అశ్వత్థామ, వృషసేనుడు, కృపుడు, శల్యుడు, కర్ణుడు వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. అక్కడ ఇప్పుడు అర్జునుడు వాళ్ళని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఎదుర్కొన్నప్పుడు అశ్వత్థామపై 50 బాణాలు ప్రయోగించాడు, వృషసేనునిపై 3 బాణాలు, కృపునిపై 9 బాణాలు, పైగా భక్తిగా ప్రయోగించాడు కృపుడిపై, గురువని 9 బాణాలు, శల్యునిపై 16 బాణాలు, కర్ణునిపై 30 బాణాలు వేశాడు. వేసి వాళ్ళ మధ్యలో ఉన్న సైంధవుడిపై 64 బాణాలు ప్రయోగించాడు. ఒకేసారి ఇక్కడ 64 బాణాలు వెళ్ళగానే వరాహము ధ్వజ చిహ్నముగా కలిగిన సైంధవుడు ఒక్కసారి గర్జన చేసి తన రథంపై భయంకరమైన బాణాలను అర్జున్ రథం మీదకి ప్రయోగించాడు. ఇక్కడ అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, సింధురాజు ప్రాణాలని రక్షించుకోవాలని తన చుట్టూ అంత భయంకరమైన వీరుల్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళందరినీ కొట్టి అది సంహరించే లోపల సూర్యాస్తమయం అయ్యే అవకాశం ఉన్నది. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు తమ ప్రతాపం తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు ఇదే నువ్వు నీకున్న పరాక్రమంతోనే చేస్తానంటే లాభం లేదయ్యా. లోకాతీతమైన పరాక్రమం ఇప్పుడు చూపించినా నీ ప్రతిజ్ఞ నెరవేరాలి అంటే నువ్వు తప్పకుండా వాళ్ళని సాధిస్తావు, కానీ నీ ప్రతిజ్ఞాకాలం లోపల నువ్వు సాధించాలి అంటే మాత్రము ఇప్పుడు మరొక అద్భుతాన్ని చేయవలసిన అవసరం ఉన్నది. అతడు ప్రస్తుతం వీళ్ళందరూ కలిసి నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, నువ్వు ఒక్కడు దెబ్బతింటే మొత్తం పాండవుడు దెబ్బతింటారని మొత్తం ఇది అదనుగా తీసుకుని కౌరవులు ద్రోణుని సహాయంతో చాలా బలంగా ఉన్నారు, కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు, చుట్టూ ఇక్కడున్న వాళ్ళందరూ భ్రమించేటట్టు నేను చేస్తాను, వాళ్ళందరూ కూడా ఇంకా మేము గెలిచేయము అనే భావం కలిగాక వాళ్ళ ప్రతాపం చూపించడం తగ్గుతుంది, అడ్డుకోవడం తగ్గుతున్నది, అప్పుడు నువ్వు విజృంభించవచ్చు అని ఒక్కసారి రథం మీద ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడైన కృష్ణపరమాత్మ.